సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 3వ అధ్యాయము మధు విద్యా ఉపాసన 3:1-3:11 వరకు. మధు తేనే తిరశ్చినవం తేనెపట్టు ఉన్న బొంగు మరిచి కిరణములు మధునాడ్యః తేనె తాగనవాడు. 3:1 తృతీయ ప్రపాఠకః ప్రథమః ఖండః సూర్యుని తూర్పు కిరణముల ఉపాసన. తృతీయోధ్యాయః అసౌ వా ఆదిత్యో దేవమధు తస్య ద్యోరేవ తిరశ్చినవక్సంతరిక్షమపుపౌ మరిచేహ పుత్రాః. జనవరి 1, 2003. 1. ఓం. అసౌ వా ఆదిత్యో దేవమధు తస్య ద్యోః ఏవ తిరశ్చినవంసో అంతరిక్షం అపుపో మరిచేహ పుత్రాః. ఓం. ఆకాశంలో ప్రకాశించు ఆదిత్యుడే, ఆది ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ఎవ్రీథింగ్, దేవతలకు మధు తేనె, ద్యులోకమే అమృతలోకము తేనె పట్టు ఉన్న బొంగు వంటిది. అట్టి ద్యులోకమునకు స్థానము అరూపమగు అంతరిక్షము. అట్టి అంతరిక్షము తేనెపట్టు ఆదిత్యుని లేక సూర్యుని కిరణములు ఆదిత్యుని పుత్రులు తేనెటీగలు. తస్య ఏ ప్రాంచో రస్మయస్తా ఏవాస్య ప్రాచ్యో మధునాడ్యః. రుచ ఏవ మధుకృత ఋగ్వేద ఏవ పుష్పంతా అమృత ఆపస్తావా ఏతారుచః. జనవరి 2, 2003. 2. తస్య ఏ ప్రాంచో రస్మయస్తా ఏవ అస్య ప్రాచ్యో మధునాడ్యః. రుచ ఏవ మధుకృత ఋగ్వేద ఏవ పుష్పం తా అమృత ఆపః తావా ఏతారుచః. అట్టి తూర్పు నుండి ఆదిత్యుని సూర్యుని నుండి ప్రసరిస్తున్న కిరణములే మధునాడ్యములు తూర్పు మధునాడ్యములు. ఋగ్వేదములో రొక్కులు మధుకృతములు తేనెటీగలు. ఋగ్వేదము పుష్పము అందలి జలమే తేనెయే అమృతము. అట్టి తత్వజుల పరమాత్మ గురించిన ప్రవచనగానములే ఋగ్వేదము. ఏతం ఋగ్వేదమభితపంస్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాదిగ్రసోజాయత. జనవరి 3, 2003. 3. ఏతం ఋగ్వేదం అభితపన్ తస్య అభితప్తస్య యశః తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యగ్రసో అజాయత. పరమాత్మ స్వరూప స్వభావములను అభివర్ణించు తత్వము సదా ఉపాసించబడుగాక భావించబడుగాక. ఈ విధంగా సూర్యుడే దేవతలకు మధువుగాను మధువు అమృతతత్వముతో స్వర్గము జేర్చునని, ఆకాశమే మధువుకు ఆధారమని, సూర్యకిరణములే మధుపుత్రులని, రొక్కులు మధుపములని, పంచామృత విశేషములని, ఋగ్వేదమే యజ్ఞపుష్పమని, అందలి ఆత్మతత్వస్థుతులే అమృతమని, ఆత్మతత్వముగానము చేయు ఋషులే తేనెటీగలనీరిగి భజించువాడు ఈ యశస్సు తేజస్సుతో కూడిన ఇంద్రియములు వీర్యము అన్నాద బ్రాహ్మి రసము పొందగలడు. తద్వ్యక్షరత్తదాదిత్యమభితో శ్రేయత్తద్వా ఏతదేతదాదిత్యస్య రోహితద్మృపం. జనవరి 4, 2003. ఇతి ప్రథమః ఖండః. 4. తత్వ్యక్షరత్ తత్ ఆదిత్యం అభితో అశ్రయత్ తద్వా ఏతత్యత్ ఏతత్ ఆదిత్యస్య రోహితగ్న్ రూపం. అట్టివాడు స్వాభావికంగా ఇక్కడే ఇప్పుడే ఆదిత్యలోకము ఆశ్రయించినవాడే సిద్ధించుకోగలడు, దాటివేగలడు కూడా. ఆదిత్యుని ఏదని రూపము ఉపాసిస్తూ ఆదిత్య భగవానుని ఆత్మస్వరూపునిగా గ్రహించినవాడై క్రమంగా తానే ఆఖండాత్మానంద స్వరూపుడై విరాజిల్లగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే ప్రథమః ఖండః. 3. 2. తృతీయ ప్రపాఠకః ద్వితీయః ఖండః సూర్యుని దక్షిణ కిరణముల ఉపాసన. అథయేస్య దక్షిణ రస్మయస్తా ఏవాస్య దక్షిణ మధునాడ్యో యజూంష్యేవ మధుకృతో యజుర్వేద ఏవ పుష్పం తా అమృత ఆపః. ఫిబ్రవరి 1, 2003. 1. అథయే అస్య దక్షిణ రస్మయస్తా ఏవ అస్య దక్షిణ మధునాడ్యో యజుంషి ఇవ మధుకృతో యజుర్వేద ఏవ పుష్పం తా అమృత ఆపః. సూర్యునికి దక్షిణముగా ఏ కిరణములు ఉన్నాయో అవియే దక్షిణమువైపు గల మధునాడులు. యజుర్వేదములోని మంత్రములు తేనెటీగలు మధుకృతములు తుమ్మెదలు. యజుర్వేదమే పుష్పము తేనెటీగలు తేనె తెచ్చు స్థానములు. తేనే అమృతము మార్పు చేర్పులు లేనట్టి మధురమగు కేవల స్వస్వరూపము తానివా ఏతాని యజూంశేతం. యజుర్వేదమభితపంస్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాదిగ్రసోజాయత. ఫిబ్రవరి 2, 2003. 2. తాని వా ఏతాని యజుంషి ఏతం యజుర్వేదం అభ్యతపన్ తస్య అభితప్తస్య యశః తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యగ్నరసో అజాయత. యజుర్వేద మంత్రములు యజస్సులు యజుర్వేదమును తేనె పట్టును తేనె తీగలవలే ఆలింగనము చేసుకుని ఉన్నాయి. అట్టి యజస్సుల మంత్రముల యజుర్వేద ఆలింగనము వలన ఆశ్రయము వలన రసము రూపంగా తేనె రూపంగా యశస్సు తేజస్సు ఇంద్రియ బలము వీర్యము భోజనము అన్నము ఇవన్నీ లభిస్తున్నాయి. తద్వ్యక్షర తదాదిత్యమభితోశ్రయత్తద్వా ఏతద్యదేతదాదిత్యస్య శుక్లగ్న రూపం. ఫిబ్రవరి 3, 2003 ఇతి ద్వితీయ ఖండః. 3 తత్వ్యక్షర తత్ ఆదిత్యం అభితో అశ్రయేత్ తద్వా ఏతత్ యత్ ఏతత్ ఆదిత్యస్య శుక్లగ్న రూపం. అట్టి యజస్సుల మంత్రముల తేనెతీగలు ఆశ్రయించియున్న తేనెపట్టు వంటి యజుర్వేదము నుండి ఆత్మానంద మాధుర్యము అనే తేనె పొంగిపొరలి జ్ఞాన సూర్యుని చుట్టూతా ఆశ్రయించాయి. అట్టి తేనె యజస్సుల అంతరార్థము ఆక్రమణయే ఆదిత్యుని తెల్లటి రూపము అయి ఉన్నది. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే ద్వితీయ ఖండః. 3, 3 తృతీయ ప్రపాఠకః తృతీయ ఖండః. సూర్యుని పడమర కిరణముల ఉపాసన. అథ ఏస్య ప్రత్యంచో రస్మేస్తా ఏవాస్య ప్రతీచ్యో మధునాడ్యః సామాన్యేవ మధుకృతః సామవేద ఏవ పుష్పం తా అమృత ఆపః. మార్చి 1, 2003 1 అథయే అస్య ప్రత్యంచో రస్మేస్తా ఏవ అస్య ప్రతీచ్యో మధునాడ్యః సామాని ఏవ మధుకృతః సామవేద ఏవ పుష్పం తా అమృత ఆపః. సూర్యుని యొక్క పడమర దిక్కు కిరణములే మధునాడ్యములు తేనె తుట్టెలోని నాడ్యములు. సామగానములే సామములే తేనెటీగలు మధుకృతములు. సామవేదమే తేనెటీగలు తేనె తెస్తున్న పుష్పములు. తేనె తుట్టెలోని తేనె రసము వలె సామవేదములోని రసమే జలమే అమృతము జన్మకర్మలకు ఆవలిదగు మార్పుచేర్పులు లేని ఆత్మరూపము. తానివా ఏతాని సామాన్యేత సామవేదంభ్యతపంస్తస్యభితప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాదిగ్రసోజాయత. మార్చి 2, 2003 రెండు తాని వా ఏతాని సామాని ఏతం సామవేదం అభ్యతపన్ తస్య అభితప్తస్య యశః తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యగ్నరసోజాయత. సామములు సామవేదగానములు తేనెపట్టును తుమ్మెదల వలె సామవేదమును ఆశ్రయించి చోటు చేసుకుని ఉన్నాయి. అట్టి సామముల సామగానముల సామమంత్రముల సామవేద ఆలింగనము నుండి యశస్సు తేజస్సు ఇంద్రియముల జ్ఞాన సాధనముల ఆశ్రయము అనే బలము ఆత్మజ్ఞానము అనే వీర్యము అనబడు రసము తేనె లభిస్తోంది. రసము తత్వజ్ఞానము తత్వానుభవము. తద్వ్యక్షర తదాదిత్యమభితోశ్రయత్తద్వా ఏతద్యదేతదాదిత్యస్య కృష్ణగ్న రూపం. మార్చి 3, 2003 ఇతి తృతీయ ఖండః. 3 తత్వ్యక్షరత్ తత్ ఆదిత్యం అభితో అశ్రయత్ తత్వా ఏతత్ యత్ ఏతత్ ఆదిత్యస్య కృష్ణగ్న రూపం. అట్టి రసము ఆత్మజ్ఞానము అనే తేనె ఆదిత్యుని ఆశ్రయించుటచేత ఏర్పడిన నలుపుయే ఆదిత్యుని కృష్ణవణము. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే తృతీయ ఖండః. 3, 4 తృతీయ ప్రపాఠకః చతుర్థః ఖండః. సూర్యుని ఉత్తర కిరణముల ఉపాసన. అథ ఏస్యోదంచో రస్మేస్తా ఏవాస్యోదిచ్యో మధునాడ్యోథర్వాంగరస ఏవ మధుకృత ఇతిహాసపురాణం పుష్పం తా అమృత ఆపహ. 1, 2003 1 అథయే అస్య ఉదంచో రస్మేస్తా ఏవ అస్య ఉదిచ్యో మధునాడ్యో అథర్వ అంగిరస ఏవ మధుకృత ఇతిహాస పురాణం పుష్పం తా అమృత ఆపహ. ఇక సూర్యుని ఉదిచ్య దిశ ఉత్తర దిక్కు కిరణములు. అట్టి ఉత్తర దిక్కు మధునాడ్యములు నాడులు. అథర్వ వేద మంత్రములే ఆ తేనెటీగలు. ఇతిహాస పురాణములు ఆత్మ మాధుర్యము కొరకు వెతకు తేనెటీగలు వ్రాలు పుష్పములు. అందు లభించే జలమే తేనెయే అమృతము. తే వా ఏతే థర్వాంగరస ఏతదితిహాస పురాణమభ్యతప స్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియ వీర్యమన్నాదిగ్రసోజాయత. 1, 2003 రెండు తే వా ఏతే అథర్వ అంగిరస ఏతత్ ఇతిహాస పురాణం అభ్యతపన్ తస్య అభితప్తస్య యశః తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత. అట్టి అథర్వ మంత్రముల యొక్క అథర్వవేదమనే తేనెతుట్టెను ఆలింగనము చేసుకునియుండటముచే ఇతిహాస పురాణములు లభిస్తున్నాయి. అట్టి ఇతిహాస పురాణములలోని ఆత్మతత్వము అనే మధురసము గ్రోలుట చేయసస్సు తేజస్సు వీర్యము అన్నాదము భుజించు మధుర పదార్థములు లభిస్తున్నాయి. అంగిరసము సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించుచున్నప్పుడు లభించే మాధుర్యము తద్వ్యక్షర తదాదిత్యమభితోశ్రయత్తద్వా ఏతదేతదాదిత్యస్య పరం కృష్ణద్మృపం ఏప్రిల్ 3, 2003 ఇతి చతుర్థః ఖండః. 3 తత్వ్యక్షర తత్ ఆదిత్యం అభితో ఆశ్రయత్ తత్వా ఏతత్ యత్ ఏతత్ ఆదిత్యస్య పరం కృష్ణం రూపం. అట్టి మధుర రసము ఇతిహాస పురాణములలోని ఆత్మతత్వరసము పొంగి పొరలి సూర్యుని చుట్టూ ఏర్పడటము జరుగుతోంది. అట్టి అథర్వమంత్రముల రసరూపమగు ఇతిహాస పురాణసారమే ఆదిత్యునిలో కనిపిస్తున్న నలుపు రంగు ఆచ్ఛాదనము. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే చతుర్థః ఖండః. 3-5 తృతీయ ప్రపాఠకః పంచమః ఖండః సూర్యుని ఊర్ధ్వ కిరణముల ఉపాసన. అథయేస్యోర్ధ్వ రస్మేస్తా ఏవాస్యోర్ధ్వ మధునాడ్యో గుహ్యా ఏవాదేశ మధుకృతో బ్రహ్మైవ పుష్పంతా అమృతా ఆపః. 1, 2003 1 తథయే అస్య ఊర్ధ్వ రస్మేస్తా ఏవ అస్య ఊర్ధ్వ మధునాడ్యో గుహ్యా ఏవ ఆదేశ మధుకృతో బ్రహ్మైవ పుష్పంతా అమృతా ఆపః. సూర్యుని యొక్క ఊర్ధ్వ దిక్కువైపు కిరణములే మధునాడ్యము తేనెతుట్టే. ఆత్మ గురించి గురుముఖతః లభిస్తున్న తత్వరహస్యమగు ఆదేశములు తుమ్మిదలు. బ్రహ్మమే పుష్పము జలము రసము తేనె అమృతము. తేవా ఏతే గుహ్యా ఆదేశ ఏతద్బ్రహ్మాభితపగ్ సస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నా దిగ్రసోజాయత. 2, 2003 2 తేవా ఏతే గుహ్యా ఆదేశ ఏతద్బ్రహ్మ అభ్యతపన్ తస్య అభితప్తస్య యశః తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యగ్రసో అజాయత. బ్రహ్మతత్వజులగు మహనీల శ్రేయోవాక్యపూర్వక తత్వరహస్య బోధలు బ్రహ్మమును ఆలింగనము చేయిస్తున్నాయి. అట్టి రహస్య బోధలు ఏ ప్రణవస్వరూపమగు ఆత్మను ఆలింగనము చేస్తున్నాయో అట్టి బోధలు శ్రవణ మననములు చేసి ధ్యాసను ఏకాగ్రపరచువాడు యశస్సు తేజస్సు ఇంద్రియముపై అజమాయిషి వీర్యము ఉత్తమానుభవముల రూపమగు అన్నాద రసములు పొందగలడు. తద్వ్యక్షర తదాదిత్యమభితోశ్రయత్తద్వా ఏతద్యదేతదాదిత్యస్య మధ్యే క్షోభత ఇవ. 3, 2003 3 తత్వ్యక్షర తత్ ఆదిత్యం అభితో ఆశ్రయత్ తత్వా ఏతత్ యత్ ఏతత్ ఆదిత్యస్య మధ్యే క్షోభత ఇవ. అట్టి మధువు తత్వరహస్య బోధల సారము ఆదిత్యుని ఆశ్రయించి చుట్టూ స్థానము పొందుచున్నాయి. ఆ మధుతత్వము పొంగిపొరలి సూర్యుని మధ్యగా క్షోభవలె ఆక్రమించుచున్నది. తేవా ఏతే రసానగ్మ్రసా వేదా హి రసాస్తే శామితే రసాస్తాని వా ఏతాన్యమృతానామృతాని వేదా హ్యమృతాస్తే శామితాన్యమృతాని. 4, 2003 ఇతి పంచమః ఖండః. 4 తే వా ఏతరసానగ్ రసాః వేదా హి రసాః తేషాం ఏతే రసాః తాని వా ఏతాని అమృతానాం అమృతాని వేదా హి అమృతాః తేషాం ఏతాని అమృతాని. అట్టి మధువు యొక్క రసామృతము చేతనే వేదములు నిండి ఉన్నాయి. వేదముల సారము అట్టి మధుర రసామృతమే. ఆత్మమాధుర్య మార్గదర్శకత్వమే. ఆత్మయొక్క కేవల స్వరూప ఆనందరసమే. అటు సూర్యుని ఇటు వేదములను తమ కాంతి ఏరుక తేజోవిభవముతో నింపి ఉంచుచున్నది. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే పంచమః ఖండః. 3-6 తృతీయ ప్రపాఠకః షష్ఠః ఖండః అరుణాదిత్యోపాసన లేక సూర్యోదయాది కాంతుల ఉపాసన. తద్యత్ప్రథమమమృతం తద్వసవ ఉపజీవంత్యగ్నినా ముఖేన న వై దేవా అస్నంతి న పిబంత్యేతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. 1, 2003 1 తత్యత్ ప్రథమం అమృతం తత్వసవ ఉపజీవంతి అగ్నినా ముఖేన న వై దేవా అస్నంతి న పిబంతి ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. సూర్యోదయ వసువుల ఉపాసన. అరుణ ఎర్రటి రూపములో ఉన్నట్టిది ప్రథమ అమృతము. అగ్నిముఖంగా అగ్నిదేవుని రూపంగా ప్రాతః సవనమునకు అధిపతులగు అష్ట వసువులు ఆ అమృతమును అనుభవముగా పొందుచున్నారు. అయితే దేవతలు అట్టి అమృతమును భుజించటములేదు త్రాగటములేదు. అమృతము మార్పుచేర్పులు లేని స్వస్వరూప మాధుర్యమును చూస్తూ ఆనందిస్తున్నారు. తృప్తి పొందుచున్నారు. తా ఏతదేవ రూపంభి సంవిసంతే తస్మాద్రుపాదుద్యంతి జూన్ 2, 2003. రెండూ తా ఏతత్ ఏవ రూపం అభిసంవిసంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి అట్టి అమృత రూపములో లీనమగుచున్నారు. వారు ఆత్మరూపము లేక అమృతరూపము పట్ల ఉద్యుక్తులు అగుచున్నారు, ఉద్యమిస్తున్నారు. సయ్య ఏతదేవమృతం వేద వసునమేవైకో భూత్వాగ్నినేవ ముఖేనేతదేవామృతం దృష్ట్వా తృప్యతి సయ ఏతదేవ రూపంభి సంవిసత్యేతస్మాదృపాదుదేతి జూన్ 3, 2003. మూడు సయ ఏతత్ ఏవం అమృతం వేద వసునాం ఏవ ఏకో భూత్వా అగ్నిన ఏవ ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి స ఏతత్ ఏవ రూపం అభిసంవిసతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి అట్టి మార్పు చేర్పులకు ఆవలిదైనట్టి అమృతరూపము ఎవరు తెలుసుకుంటారో వారు వసువుల రూపము పొందుచు అగ్నిదేవుని ఉన్ముఖంగా అమృతత్వము సిద్ధించుకొనెదరు. అట్టి అరుణకాంతుల సూర్యుని ఆత్మభావనకే ఉపాసించువారు మార్పుచేర్పులచే స్పర్శించబడని అమృతదృష్టిచే అసంతృప్తులను జయించగలరు, ఆత్మతృప్తిని పొందగలరు. ఆత్మమేవాహం భావనను ఆశ్రయించినవారే ఆత్మయందు నిత్యోదితులై ఉండగలరు. సయావదాదిత్యః పురస్తాదుదేత పశ్చాదస్తమేత వసునమేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేత ఆ జూన్ 4, 2003. ఇతి షష్ఠః ఖండః. 4. సయావత్ ఆదిత్యః పురస్తాత్ ఉదేత పశ్చాత్ అస్తమేత వసునాం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత. అట్టి అరుణోదయ కాంతులను ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తిం సప్త అశ్వరథం ఆరుఢం ప్రచండం కశ్యపాత్మజం భాస్కరాయ విద్మహే మహధ్యతికరాయ ధీమహి. తన్నో ఆదిత్య ప్రచోదయాత్ మొదలైన మంత్రములతో ఆత్మోపాసన చేయువారు సూర్యుడు తూర్పున ఉదయిస్తూ పడమర అస్తమిస్తున్నంతకాలము వసువుల ఆధిపత్యము పొందినవారే స్వయం ప్రకాశత్వమగు స్వరాజ్యము సిద్ధించుకోగలరు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే షష్ఠః ఖండః. 3, 7. తృతీయ ప్రపాఠకః సప్తమః ఖండః. మధ్యాహ్న సూర్య రుద్రుల ఉపాసన. అథ యద్వితీయమమృతం తద్రుద్రా ఉపజీవంతీంద్రేణ ముఖేన న వై దేవా అశ్నంతి న పిబంతేతదేవామృతం దృష్ట్వా తృప్యంతి జూలై 1, 2003. 1. అథ యద్వితీయం అమృతం తద్రుద్రా ఉపజీవంతి ఇంద్రేణ ముఖేన న వై దేవా అశ్నంతి న పిబంతి ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. ఇప్పుడు ఇక ద్వితీయమగు సూర్యుని శుక్ల తెల్లని రూప అమృతమును ఏకాదశ రుద్రులు ఇంద్రుని ముఖంగా ఇంద్రుని రూపంగా పొందుచున్నారు. దేవతలు ఈ అమృతము కూడా తినటం లేదు, త్రాగటం లేదు. అయితే దేవతలు ఆ అమృతమును ద సేఫ్ బియాండ్ ఎనీ చేంజ్ సర్వత్రా దర్శించుచు తృప్తి చెందుచున్నారు. తా ఏతదేవ రూపంభి సంవిసంతే తస్మాద్రుపాదుద్యంతి జూలై 2, 2003. 2. తా ఏతత్ ఏవ రూపం అభిసంవిసంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. వారు ఆ సూర్యుని తెల్లటి రూపమునందు ప్రవేశించి ఆ రూపమును ఉద్యమింపజేస్తున్నారు. సయ ఏతదేవమృతం వేద రుద్రాణమేవైకో భూత్వేంద్రేణైవ ముఖేనేతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ రూపంభి సంవిసత్యేతస్మాదృపాదుదేతి జూలై 3, 2003. 3. సయ ఏతత్ ఏవం అమృతం వేద రుద్రాణాం ఏవేకో భూత్వా ఇంద్రేణ ఏవ ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి స ఏతత్ ఏవ రూపం అభిసంవిసతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. ఎవ్వరైతే అట్టి ఆదిత్యుని యొక్క తెల్లటి అమృత రూపము తెలుసుకుంటూ ఉంటున్నారో అట్టి ఉపాసనపరుడు ఏకాదశ రుద్రులలో ఒకడుగా అగుచు ఇంద్రుని సహాయముతో అట్టి అమృతమును సర్వదా దర్శించుచు ఆత్మతృప్తుడు అగుచున్నాడు, అట్టి అమృత రూపములో విలీనుడు అగుచున్నాడు. తత్రూపమునందు ఉదితుడై ఉదయించి స్వయం అమృతరూపుడగుచున్నాడు. స్వయం ప్రకాశమగు నిత్య ప్రకాశాత్మానందరూపుడై విరాజిల్లుచున్నాడు. సయావదాదిత్యః పురస్తాదుదేత పశ్చాదస్తమేత ద్విస్తావద్దక్షిణత ఉదేతోత్తరతోస్తమేత రుద్రాణమేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేత జూలై 4, 2003. ఇతి సప్తమః ఖండః. 4. సయావత్ ఆదిత్యః పురస్తాత్ ఉదేత పశ్చాత్ అస్తమేత ద్విస్తావత్ దక్షిణత ఉదేత, ఉత్తరతో అస్తమేత. రుద్రాణం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత. ఎవ్వడైతే అట్టి అనన్యమగు అమృతమును లేక అట్టి స్వస్వరూపామృతత్వమును ఎరుగుచున్నాడో అట్టివాడు సూర్యోదయాస్తములు ఉత్తర దక్షిణములలో జరుగుచున్నంతకాలము, ఆ చంద్రార్కము కాలము ప్రవర్తించునంతకాలము రుద్రస్థానము పొంది ఉండగలడు. ఇంకా దక్షిణ దిక్కుతో ఉదయించి ఉత్తర దిక్కుతో అస్తమించు కాలము అనగా రెట్టింపు కాలము రుద్రుల ఆధిపత్యమగు స్వరాజ్యము, ఈ సమస్తము స్వయంకృతమగు స్వయం ఆత్మస్వరూపమే అను స్వస్వరూపాస్వాదన సిద్ధించుకొనుచు రుద్రానందము పొందగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే సప్తమఖండః 3-8 తృతీయ ప్రపాఠకః అష్టమఖండః సాయంకాల ఆదిత్యల ఉపాసన. అథ యత్తృతీయమమృతం తదాదిత్య ఉపజీవంతి వరుణేన ముఖేన నవై దేవా అస్నంతి న పిబంతేతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. ఆగస్ట్ 1, 2003 తథ యత్తృతీయం అమృతం తత్ ఆదిత్య ఉపజీవంతి వరుణేన ముఖేన నవై దేవా అస్నంతి న పిబంతి ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. సూర్యభగవానని 3వ రూప విభాగము 3వ అమృతము. అట్టి 3వ అమృతమును వరుణముఖముగా వరుణుని రూపముగా ఆదిత్యులు ఆస్వాదన చేస్తూ ఉన్నారు. ఇది సాయంకాల సూర్యుని ఉపాసన. దేవతలు అట్టి సాయం అమృతతత్వమును దేవతలు భుజించటము లేదు, త్రాగటము లేదు. అయితే అట్టి సాయంకాల సూర్య అమృతతత్వమును చూస్తూ ఆనందిస్తున్నారు, తృప్తులగుచున్నారు. తా ఏతదేవ రూపంభి సంవిసంతే తస్మాద్రూపాదుద్యంతి. ఆగస్ట్ 2, 2003 రెండూ తా ఏతత్ ఏవ రూపం అభిసంవిసంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. ఆదిత్యులు అట్టి అమృత రూపమునందు లీనమై తత్రూపమును పొందినవారే ఉంటున్నారు. సయ్య ఏతదేవమృతం వేదాదిత్యానమేవైకో భూత్వా వరుణేనైవ ముఖేనేతదేవామృతం దృష్ట్వా తృప్యతి సా ఏతదేవ రూపంభి సంవిసత్యేతస్మాదృపాదుదేతి. ఆగస్ట్ 3, 2003 3 సయ ఏతత్ ఏవం అమృతం వేద ఆదిత్యానాం ఏవ ఏకో భూత్వా వరుణేన ఏవ ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి స ఏతత్ ఏవ రూపం అభి సంవిసతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. అట్టి సూర్యుని సాయం సూర్య అమృతతత్వము ఎరిగినవాడు ద్వాదశాదిత్యులలో ఒకడై వరుణముఖంగా అమృతము మార్పు ఉచ్చేర్పులకు ఆవలగల కేవలమగు స్వస్వరూపమును దర్శించుచూ తృప్తుడగుచున్నాడు. అట్టి అమృత రూపముతో విలీనము పొంది అమృతరూపుడై ఉదయిస్తున్నాడు. సయావదాదిత్యో దక్షిణత ఉదేతోత్తరతోస్తమేత ద్విస్తావత్పశ్చాదుదేత పురస్తాదస్తమేతాదిత్యానమేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేత. ఆగస్ట్ 4, 2003 ఇతి అష్టమఖండః 4 సయావత్ ఆదిత్యో దక్షిణత ఉదేత, ఉత్తరతో అస్తమేత ద్విస్తావత్, పశ్చాత్ ఉదేత, పురస్తాత్ అస్తమేత. ఆదిత్యానాం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత. అట్టివాడు సూర్యోదయాస్తమయము జరుగుచున్నంతకాలమునకు 2వ కాలము అనగా ఎంతకాలము సూర్యుడు దక్షిణ దిక్కులో ఉదయించి ఉత్తర దిక్కునందు అస్తమిస్తాడో మరియు ఎంతకాలము సూర్యుడు పశ్చిమ దిక్కుగా ఉదయించి తూర్పు దిక్కుగా అస్తమిస్తాడో అంతకాలము ద్వాదశాదిత్యుల స్వరాజ్యము సంపదలు పొందగలరు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే అష్టమఖండః 3-9 తృతీయ ప్రపాఠకః 9వ ఖండః సూర్యాస్తమయ మరుత్తుల ఉపాసన. అథ యచ్చతుర్థమమృతం తన్మరుతా ఉపజీవంతి సోమేన ముఖేన నవై దేవా అస్నంతి న పిబంతేతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. సెప్టెంబర్ 1, 2003 అథ యః చతుర్థం అమృతం తత్మరుతా ఉపజీవంతి సోమేన ముఖేన నవై దేవా అస్నంతి న పిబంతి ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. సూర్యదేవుని నల్లని రూపము 4వ అమృతము. చంద్రముఖంగా మరుత్తులు ఆ చతుర్థ నల్లని రూపమును అనుభవముగా పొందుచున్నారు. దేవతలు అట్టి నల్లటి అమృత రూపమును భుజించటము లేదు, త్రాగటము లేదు. అయితే అట్టి అమృత చతుర్థ రూపమును చూస్తూ తృప్తిని పొందుచూ ఉన్నారు. తా ఏతదేవ రూపంభి సంవిశంత్య తస్మాద్రూపాదుద్యంతి. సెప్టెంబర్ 2, 2003. రెండు తాయేతత్ ఏవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. ఎవ్వరైతే ఈ వివరములను తెలుసుకుంటున్నారో, ఉపాసిస్తున్నారో, అట్టివాడు మరుత్తులలో ఒకడుగా అగుచున్నాడు. సోమముఖంగా ఆ నాలుగవ అమూత రూపమును పొందుచున్నాడు. అట్టి రూపముతో ఉద్యంతుడు అగుచున్నాడు. సయ్య ఏతదేవమృతం వేద మరుతామేవైకో భూత్వా సోమేనైవ ముఖేనేతదేవామృతం దృష్ట్వా తృప్యతి సా ఏతదేవ రూపంభి సంవిశత్యేతస్మాదృపాదుదేతి. సెప్టెంబర్ 3, 2003. మూడు సయ ఏతత్ ఏవం అమృతం వేద మరుతాం ఏవ ఏకో భూత్వా సోమేన ఏవ ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి సా ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. ఆ విధంగా మరత్తులలో ఒకడై అట్టి అమృతరూపమును పొంది తత్ రూపమునందు ప్రభవించుచు తత్ అమృతరూపమును దర్శించుచు తృప్తుడగుచున్నాడు. అట్టి సూర్యాస్తమయం సూర్యుని నాలుగవ రూపమును ఉపాసించి ఆత్మోపాసన చేయువారు అట్టి సూర్యాస్తమయ సూర్యతత్వమును సంతరించుకొని ఆదిత్యునియందు ఉదయించువారు అవగలరు. సయావదాదిత్యః పశ్చాదుదేత పురస్తాదస్తమేత ద్విస్తావదుత్తరత ఉదేత దక్షిణతోస్తమేత మరుతామేవ తావదాధిపతిం స్వరాజ్యం పర్యేత. సెప్టెంబర్ 4, 2003. ఇతి నవమః ఖండః. 4. సయావత్ ఆదిత్యః పశ్చాత్ ఉదేత పురస్తాత్ అస్తం ఏతా ద్విస్తావత్ ఉత్తరత ఉదేత దక్షిణతో అస్తమేత మరుతాం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత. సూర్యుడు ఎంతవరకు పశ్చిమ దిక్కుగా ఉదయించి తూర్పు దిక్కుగా అస్తమిస్తున్నాడో అంతకు రెండింతలు ఉత్తర దిక్కుగా ఉదయించి దక్షిణ దిక్కుగా అస్తమించు కాలము అంతకాలము సూర్యుని నాలుగవ అమృత రూపము ఎరిగి ఉపాసించువాడు మరుత్తులలో ఒకడే ఆధిపత్యము స్వరాజ్యము పొందియుండగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే నవమః ఖండః. 3, 10. తృతీయ ప్రపాఠకః త్రిదశమః ఖండః. సాధిల ఆదిత్య అంతరాంతర బ్రహ్మోపాసన అథ యత్పంచమమృతం తత్సాధ్య ఉపజీవంతి బ్రహ్మణ ముఖేన నవై దేవా అస్నంతి న పిబంత్యేతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. అక్టోబర్ 1, 2003. 1. అథ యత్పంచమం అమృతం తత్సాధ్య ఉపజీవంతి బ్రహ్మణ ముఖేన నవై దేవా అస్నంతి న పిబంతి ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. సూర్యభగవానుని అంతర లోపలి రూపము పంచమ అమృత రూపము. అట్టి పంచమ అమృత రూపమును బ్రహ్మదేవుని ప్రజాపతి ముఖంగా సాధిలు ఆశ్రయించి జీవిస్తున్నారు. దేవతలు అట్టి అంతర్గత పంచమ అమృత రూపమును తినటము లేదు, త్రాగటము లేదు. అయితే అట్టి సూర్య అంతరామృతమునే దర్శిస్తూ తృప్తులు అగుచున్నారు. తా ఏతదేవ రూపంభి సంవిశంత్య తస్మాద్రూపాదుద్యంతి. అక్టోబర్ 2, 2003. 2. తా ఏతత్ ఏవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. అట్టి ఐదవ అంతరామృత రూపమును చూస్తూ సర్వదా అహమృత రూపమునందే సాధులు నిత్యోదితులై ఉంటున్నారు. సయ్య ఏతదేవమృతం వేద సాధ్యానమేవైకో భూత్వా బ్రహ్మణేవ ముఖేనేతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ రూపంభి సంవిశత్యేతస్మాదృపాదుదేతి. అక్టోబర్ 3, 2003. 3. సయ ఏతత్ ఏవం అమృతం వేద సాధ్యానాం ఏవ ఏకో భూత్వా బ్రహ్మణేవ ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. అట్టి అంతర అమూత రూపమును ఎరిగినవారు సాధిలలో ఒకరై బ్రహ్మదేవుని ప్రజాపతి ముఖంగా అమూత దర్శనం చేస్తూ ఆత్మతృప్తులవగలరు. అట్టి రూపములో ప్రవేశము పొంది అమూత స్వరూపులుగా ఉదయించగలరు. సయావదాదిత్య ఉత్తరత ఉదేత దక్షిణతోస్తమేత ద్విస్తావదూర్ధ్వం ఉదేతార్వాగస్తమేత సాధ్యానమేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేత. అక్టోబర్ 4, 2003. ఇతి దశమః ఖండః. 4. సయావత్ ఆదిత్య ఉత్తరత ఉదేత దక్షిణతో అస్తమేత ద్విస్తావత్ ఊర్ధ్వ ఉదేత అర్వాక్ అస్తమేత సాధ్యానాం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత. అట్టి అంతరాంతర అమృత తత్వము ఎరిగినవారు సూర్యుడు ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమించుచున్నంత కాలమునకు రెండంతలు ఊర్ధ్వమున ఉదయించి అధోభాగమున అస్తమించుచున్నంత కాలము సాధిలలో ఒకరే ఆధిపత్యము స్వరాజ్యము సిద్ధించుకున్నవారే ఉండగలరు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే దశమః ఖండః 3.11. తృతీయ ప్రపాఠకః ఏకాదశః ఖండః మధు విద్య ఉపాసనకు పరాకాష్ఠ అథ తత ఊర్ధ్వ ఉదేత్య నైవోదేత నాస్తమేత కల ఏవ మధ్యే స్థాత తదేశ శ్లోకః 1 నవంబర్ 2003. 1 అథ తత ఊర్ధ్వ ఉదేత్య నా ఏవ ఉదేత నాస్తం ఇతి ఏకల ఏవ మధ్యే స్థాత తత్ ఏష శ్లోకః. ఆ తరువాత అట్టి ఉపాసకుడు సూర్యుడు ఊర్ధ్వంగా తాను వెళ్ళి అక్కడ ఉదయాస్తములు లేనివాడే, ఉదయించనివాడే, అస్తమించనివాడే, అక్కడే మధ్యగా నివాసము కలిగి ఉంటున్నాడు. అట్టి ఉదయాస్తమయాతీతమగు సూర్యస్థానము వర్ణిస్తూ శాస్త్రీయమగు ఈ శ్లోకము చెప్పబడుచున్నది. నవై తత్ర న నిమ్లోచ నోదియాయ కదాచన దేవాస్తెనహం సత్యేన మా విరాధిషి బ్రహ్మణేతి. 2 నవంబర్ 2003. 2 నవై తత్ర న నిమ్లోచ న ఉదయాయ కదాచన దేవాహ తేనాహగ్ సత్యేన మా విరాధిషి బ్రహ్మణ ఇతి. ఆత్మసూర్యుడు ఏ కార్యములు చేయనివాడే, ఉదయ అస్తమయములు ఏమాత్రము ధర్మములుగా లేనివాడే, సాన్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ డోన్ అండ్ డస్క్ బ్రహ్మము అనుస్థానమును వీడనివారే ఉంటున్నారు. ఓ దేవతలారా, నేను అట్టి సత్యమగు బ్రహ్మస్వరూపమునందే నిత్యనివాసిని. నహవ అస్మా ఉదేతి న నిమ్లోచతి సకృద్దివా హైవాస్మై భవతి యయేతామేవం బ్రహ్మోపనిషదం వేద. 3 నవంబర్ 2003. 3 నహవ అస్మా ఉదేతి న నిల్లోచతి సకృద్దివాహి ఏవ అస్మై భవతి యయేతాం ఏవం బ్రహ్మోపనిషదం వేద. ఓ శ్రోతలారా, దేవతలారా, నేను ఈ సర్వాత్మకమగు స్వస్థానము నుండి రాను పోను, అవృద్ధి పొందను, గ్లానిహాని పొందను, బ్రహ్మమును సమీపించి బ్రహ్మమునకు సమీపముగా ఆసీనుడే, బ్రహ్మమే తానే ప్రకాశించుచున్నాను, బ్రహ్మోపనిషదుడనే విరాజిల్లుచున్నాను. తద్ధైతద్బ్రహ్మ ప్రజాపతయ ఉవాచ ప్రజాపతిర్మనవే మనోహ ప్రజాభ్యస్తద్ధైతదుద్దాలకాయరుణయే జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రోవాచ. 4 నవంబర్ 2003. 4 తత్ బ్రహ్మ ప్రజాపతయ ఉవాచ ప్రజాపతయః మనవే మనః ప్రజాభ్యః తథా ఏతత్ ఉద్దాలకాయ అరుణయే జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రోవాచ. ఈ మధు విజ్ఞానమును ఒకప్పుడు సృష్టికి ఆదిస్వరూపుడగు బ్రహ్మభగవానుడు ప్రజలకు పతి అగు ప్రజాపతికి చెప్పి ఉన్నారు. ప్రజాపతి మనువుకు బోధించి ఉన్నారు. మనువు ఇక్ష్వాకుడు మొదలైన అనేకమంది జనులకు బోధించారు. ఈ బ్రహ్మ జ్ఞానమును అరుణి తన పెద్ద కుమారుడగు ఉద్దాలకునికి ఉపదేశించారు. ఇదం వావ తజ్జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రభ్రూయత్ ప్రణయాయ వాంతేవాసినే. 5 నవంబర్ 2003. 5 ఇదం వావ తత్ జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రభ్రూయత్ ప్రణయాయ వాంతేవాసినే. అట్టి ఈ బ్రహ్మజ్ఞానమును బ్రహ్మజుడైనవాడు తన జ్యేష్ఠ పుత్రునికి మరియు అర్హులు ప్రియులు అగు శిష్యులకు పరంపరగా ఉపదేశించెను. నాణ్యస్మై కస్మైచన యద్యప్యస్మా ఇమామధ్యాః పరిగృహీతాం ధనస్య పూణాం దద్యాదితదేవ తతో భూయ ఇత్యేతదేవ తతో భూయ ఇతి. 6 నవంబర్ 2003. ఇతి ఏకాదశః ఖండః. 6 నాణ్య అస్మై కస్మైచన యది అపి అస్మా ఇమాం అభ్యః పరిగృహీతాం ధనస్య పూర్ణాం దద్యాత్ ఏతత్ ఏవ తతో భూయ ఇతి. ఏతత్ ఏవ తతో భూయ ఇతి. అర్హతగల సంతానమునకు శిష్యులకు కాకుండా తపోధ్యానాదుల అభ్యాసములేని అనర్హులకు ఉపదేశించరాదు. ఈ బ్రహ్మవిద్య సముద్రమంత సంపద కన్నా కూడా ఉత్తమోత్తమమైనది. అందుచే ధనము అధికారము మొదలైనవి బ్రహ్మవిద్యకు అర్హత కాదు. ఈ బ్రహ్మవిద్య సమస్త లోక సంబంధమైన ధనార్జన సంబంధమైన అన్ని విద్యల కంటే కూడా మహత్తరమైనది, మహనీయమైనది. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే ఏకాదశః ఖండః. 3:12 తృతీయ ప్రపాఠకః ద్వాదశః ఖండః గాయత్రీ ఉపాసన. గాయత్రీ వా ఇదం సర్వం భూతం యదిదం కిం చ వాగ్వై గాయత్రీ వాగ్వా ఇదం సర్వం భూతం గాయతి చత్రాయతే చ. December 1, 2003. 1. గాయత్రీ వా ఇదం సర్వం భూతం యత్ ఇదం కిం చ వాక్వై గాయత్రీ వాక్వా ఇదం సర్వం భూతం గాయతి చత్రాయతే చ. సర్వలోకములలోని సమస్త భూతజాలము కొంచెము నుండి భూరి వరకు సమస్తము గాయత్రీ గాన స్వరూపమే. వాక్కు గాయత్రీ స్వరూపము. ఈ సర్వము గాయత్రీ గానముగా ఉపాసించుటచే అట్టి గాయత్రీ మననము రక్షణ ప్రసాదించగలదు. గాతేయత్రాయతే యస్మాత్ గాయత్రీ ఇతి అభిధీయతే గానముచే రక్షించినది కాబట్టి గాయత్రీ. యావై సా గాయత్రీయం వావసాయేయం పృథివ్యస్యగ్ హీదగ్ సర్వం భూతం ప్రతిష్ఠితమేతామేవ నాతిసీయతే. December 2, 2003. 2. యావై సా గాయత్రీ ఇయం వావసాయేయం పృథివీ అస్యాం హి ఇదం సర్వం భూతం ప్రతిష్ఠితం ఏతాం ఏవ నాతిశీయతే. ఏది గాయత్రియో అది ఏ ఈ సమస్త పృథివీ ఈ సమస్త జీవుల స్వరూపం కూడా. గాయత్రి తత్వమునందే ఈ జీవులంతా ప్రతిష్ఠితులై ఉన్నారు. గాయత్రియందే నివాసము కలిగియున్నారు. ఏది కూడా గాయత్రి తత్వమును అధిగమించి లేనేలేదు. సమస్త బ్రహ్మాండములు గాయత్రీయందు దర్పణంలో దృశ్యమువలే అంతర్గతమై ఉన్నాయి. యావైసా పృథివ్యం వావసాయదిదమస్మిన్ పురుషే శరీరమస్మిన్ హి మే ప్రాణాః ప్రతిష్ఠిత ఏతదేవ నాతిశీయంతే. December 3, 2003. 3. యావైసా పృథివీ ఇయం వావసాయత్ ఇదం అస్మిన్ పురుషే శరీరం అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠిత ఏతత్ ఏవ నాతిశీయంతే. ఏది పృథివ్యో అది గాయత్రియే. ఈ పురుషుని భౌతిక శరీరము ఇందలి పంచప్రాణములు ఇంద్రియములు శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియార్థములు ఆ ఇంద్రియార్థములకు విషయములతో కూడిన దృశ్య జగత్తు ఇదంతా గాయత్రియందే సంప్రతిష్ఠితమయ్యున్నది. గాయత్రిని దాటి ఏదీ లేదు. యద్వై తత్పురుషే శరీరమిదం వావ తద్యదిదమస్మిన్నంత పురుషే హృదయమస్మిన్ హి మే ప్రాణాః ప్రతిష్ఠిత ఏతదేవ నాతిశీయంతే. December 4, 2003. 4. యత్వై తత్పురుషే శరీరం ఇదం వావ తత్ యత్ ఇదం అస్మిన్ నా అంతః పురుషే హృదయం అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠిత ఏతత్ ఏవ నాతిశీయంతే. గాయత్రియే తత్పురుష శరీరము. ఆద్యంతరహిత పురుషుడే గాయత్రి. ఈ పురుషుడు ఆలోచనలకు జననస్థానమగు ఆతని హృదయము పురుషకారమునందు ప్రవర్తమానమయ్యున్న ఇందలి ప్రాణతత్వము గాయత్రియందే సుప్రతిష్ఠితమై ఉన్నాయి. గాయత్రిని అధిగమించినదై ఏదీ లేదు. సైషా చతుష్పదా షడ్విధా గాయత్రి తదితదృచాభ్యనుక్తం. December 5, 2003. 5. సైషా చతుష్పదా షడ్విధా గాయత్రి తత్ ఏతత్ రుచ అభ్యనుక్తం. గాయత్రీ షట్విధ ఆరేసి 6 అక్షరములుగల 4 పాదములతో కూడిన ఛందస్సు. అట్టి గాయత్రీ వాక్కు ప్రాణులు పృథివీ దేహము హృదయము ప్రాణములు అనే 6 రూపములుగా ఉన్నది. అట్టి గాయత్రీదేవి జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములనే చతుష్పాదము అయి 4 పాదములు మరియు మనోబుద్ధి చిత్త అహంకార జీవైశ్వరులనే 6 పాదములు ప్రదర్శనముగా కలిగియున్నది. ఆ గాయత్రి రుకులచే స్తుతించబడుచున్నది. తావానస్య మహిమా తతో జాయంశ్చ పూరుషః పాదోస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం దివితి. December 6, 2003. 6. తావాన్ అస్య మహిమ తతో జాయంశ్చ పూరుషః పాదో అస్య సర్వ భూతాని త్రిపాదస్య అమృతం దివి ఇతి. వాక్కు ప్రాణులు పృథివీ దేహము హృదయము ప్రాణములు అనే 6 రూపములు గాయత్రి మహిమా విశేషములు. వాటన్నిటికంటే అధిక మహిమగలవాడు పురుషుడు. అట్టి పురుషునిలో 4వ వంతు సమస్త భౌతిక రూప భూతజాలము మార్పు ఉచేర్పుల విభాగమైయున్నది. మిగతా 3 పాదములు అమృతస్వరూపమై దివ్యలోకములను నిండి ఉన్నది. యద్వై తద్బ్రహ్మేతీదం వావ తద్యోయం బహిర్ధ పురుషాదకాసో యో వై స బహిర్ధ పురుషాదకాశః. డిసెంబర్ 7, 2003. 7. యత్వై తత్ బ్రహ్మ ఇతి ఇదం వావ తత్యో అయం బహిర్ధా పురుషాత్ ఆకాశో యో వై స బహిర్ధా పురుషాత్ ఆకాశః. గాయత్రీ దేవీ రూపముగు అట్టి పరబ్రహ్మమే ఇక్కడి ఈ శరీరము చుట్టూ ఆకాశరూపముగా బహిరాకాశంగా వ్యాపించి ఉన్నది. అయం వావ స యోయమంతః పురుష ఆకాశో యో వైసోంతః పురుష ఆకాశః. డిసెంబర్ 8, 2003. 8. అయం వావ స యో అయం అంతః పురుష ఆకాశో యో వైసో అంతః పురుష ఆకాశః. ఆ పరబ్రహ్మమే అంతఃపురుష ఆకాశపురుషుడై దేహములోపల అంతఃపురుషాకాశము రూపముగా సర్వత్రా నిండియున్నది. అయం వావ స యోయమంతర్హృదయ ఆకాశస్తదేతత్పూర్ణమప్రవర్తి పూర్ణమప్రవర్తిని శ్రియం లభతే య ఏవం వేద. డిసెంబర్ 9, 2003. ఇతి ద్వాదశః ఖండః. 9. అయం వావ స యో అయం అంతర్హృదయ ఆకాశః తత్ ఏతత్ పూర్ణం అప్రవర్తి పూర్ణాం అప్రవర్తిని శ్రియం లభతే య ఏవం వేద. అట్టి పరబ్రహ్మమే అంతర్హృదయాకాశములో కూడా హృదయమంతటా నిండి ఉన్నది. హృదయములో ఏ పరబ్రహ్మము బ్రహ్మాకాశమై విస్తరించి ఉన్నదో అది స్వతహగానే పూర్ణము. అది ప్రవర్తితము కాదు, అప్రవర్తితము, ఎటువంటి ప్రవర్తన లేనిదై నిశ్చలమై సుస్థిరమై యథాతథమై నిర్వికారమయ్యున్నది. అట్టి ఆత్మ గురించిన తత్వము ఎరిగినవాడు సర్వశ్రేయస్సులు పొందగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే 12, 3, 13. తృతీయ ప్రపాఠక 13. హృదయాంతర్గత సుషిర ఉపాసన. తస్య హవా ఏతస్య హృదయస్య పంచదేవసుషేహ స యోస్య ప్రాంశుషః స ప్రాణస్తచ్చక్షు స ఆదిత్యస్తదేతత్తేజోన్నాద్యమిత్యుపాసీత తేజస్విన్నాదో భవతి య ఏవం వేద. 3.13.1.1. తస్య హవా ఏతస్య హృదయస్య పంచదేవ సుషేహ స యో అస్య ప్రాక్ సుషేహ స ప్రాణస్థః చక్షుః స ఆదిత్యః తదేతత్తేజో అన్నాద్యం ఇతి ఉపాసీత తేజస్వి అన్నాదో భవతి య ఏవం వేద. సుషీరంధ్రము దారి. అట్టి గాయత్రీస్వరూపమై ప్రకాశించుచున్న హృదయస్థానము సిద్ధింపజేయుటకు పంచవిధములైనట్టి దేవశుషులు దేవలోకమునకు ద్వారములు మార్గములు త్రోవలు దారులు ఉన్నాయి. 1. తూర్పు సుషీ మార్గము ప్రాణదేవత ద్వారపాలకుడు ప్రాణము. ప్రాణదేవుడే దేహములో నేత్రములు చూపు గానున్నారు. ఆకాశంలో ఆదిత్యుడై సూర్యభగవానుడై ఉన్నారు. ఆయనను పంచప్రాణములలోని ప్రాణమును హృదయము యొక్క తూర్పు సుషిగా పూజించాలి. ఇంకా అట్టి ప్రాణదేవతను తేజోరూపముగాను అన్నాదుడుగాను ఆహారప్రదాతగాను ఉపాసించెదరుగాక. అట్టి ప్రాణేశ్వరుని మోక్ష ద్వారపాలకునిగాను తేజోరూపునిగాను అన్నాదునిగాను ఎరుగువాడు తేజోవంతుడు అన్నాదుడు అగుచున్నాడు. అథయోస్య దక్షిణః సుషిః స వ్యానస్తచ్రోత్రక్ స చంద్రమాస్తదేతశ్రీశ్చ యశశ్చేత్యుపాసీత శ్రీమాన్ యశస్వీ భవతి య ఏవం వేద. 3.13.2. అథయో అస్య దక్షిణః సుషిః స వ్యానః తత్ శ్రోత్రక్ స చంద్రమాః తత్ ఏతత్ శ్రీయః చ యశః చేతి ఉపాసీత శ్రీమాన్ యశస్వీ భవతి య ఏవం వేద. 2. దక్షిణ సుషీ వ్యానము ఈయన ఎచెవి వినికిడిగా ఆకాశంలో చంద్రుడుగా దర్శించాలి. ఈయనయే ఐశ్వర్యప్రదాతగా ఉపాసించాలి. ఎవ్వరైతే పంచప్రాణములలోని వ్యానదేవతను శ్రవణశక్తిగాను ఔషధి రూపంగాను ఆహారము అనుగ్రహిస్తున్నవారుగాను యశోప్రదాతగాను రక్షకుడుగాను తెలుసుకుని ఉంటారో అట్టివారు శ్రీమాన్ సంపద కలవారు గాను కీర్తిమంతులుగాను యశస్విగాను అగుచున్నారు. అథయోస్య ప్రత్యంశుషః సోపానః సా వాక్సోగ్నిస్తదేతద్బ్రహ్మవర్చసమన్నాద్యమిత్యుపాసీత బ్రహ్మవర్చస్యన్నాదో భవతి య ఏవం వేద. 3.13.3. 3. అథయో అస్య ప్రత్యక్ సుషయః సో అపానః సా వాక్ సో అగ్న్యః తత్ ఏతత్ బ్రహ్మవర్చసం అన్నాద్యం ఇతి ఉపాసీత బ్రహ్మవర్యస్య అన్నాదో భవతి య ఏవం వేద. 3. ప్రత్యక్ పశ్చిమ సుషి ద్వారము అపానము. అట్టి అపానదేవతయే అపానద్వారమే వాక్స్వరూపము. మరియు అగ్ని స్వరూపము. అట్టి అపానదేవతను బ్రహ్మవర్చస్సుగాను అన్నాదుడు అన్నప్రదాత గాను ఉపాసించెదరుగాక. అపానమును వాక్ రూపముగాను, టోకింగ్ ఎబిలిటీ, అగ్నిరూపముగాను, బ్రహ్మవర్చో ప్రదాతగాను, అన్నాదుడుగాను ఎరిగి ఉపాసించువాడు బ్రహ్మవర్చస్సు ఆహార సమృద్ధి పొందగలడు. అథయోస్యోదంశ స సమానస్తన్మనః స పర్జన్యస్తదేతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చేత్యుపాసిత కీర్తిమాన్విష్టిమాన్ భవతి య ఏవం వేద. 3.13.4.4. అథయో అస్య ఉదంశుషయః స సమానః తత్ మనః స పర్జన్యః తత్ ఏతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చ ఏతి ఉపాసిత కీర్తిమాన్ విష్టిమాన్ భవతి య ఏవం వేద. 4. హృదయమునకు ఉత్తరంగా గల రంధ్రము సమానము అది మనస్సు. అదియే పర్జన్యుడు. అట్టి సమాన ప్రాణబ్రహ్మమును మనస్సుగాను పర్జన్యుడుగాను పరబ్రహ్మము యొక్క కీర్తిగాను వర్షించు అనుగ్రహముగాను ఉపాసించబడుగాక. ఈ విధంగా హృదయ ఉత్తర సుషయమును సమాన ప్రాణమును పర్జన్య పరబ్రహ్మరూపముగా ఉపాసించువాడు కీర్తిమంతుడు విష్టి లావణ్య వంతుడు కాగలడు. అథయోస్యోర్ధ్వః సుషయః స ఉదానః స వాయః స ఆకాశస్తదేతదోజశ్చ మహశ్చేత్యుపాసితోజస్వి మహస్వాం భవతి య ఏవం వేద. 3.13.5.5. అథయో అస్య ఊర్ధ్వః సుషయః స ఉదానః స వాయః స ఆకాశః తత్ ఏతత్ ఓజః చ మహః చ ఇతి ఉపాసిత ఓజస్వి మహస్వాన్ భవతి య ఏవం వేద. హృదయము యొక్క ఊర్ధ్వ సుషిరము ఛిద్రము ఉదాన ప్రాణోపాసన. అట్టి ఊర్ధ్వరంధ్ర ఉదాన ప్రాణమే వాయువు. అదియే ఆకాశము. అదియే ఓజస్సుగాను మహత్స్వరూపముగాను ఉపాసించబడుగాక. ఓజస్సు తేజము బలము సారము పరాక్రమము వెలుగు శ్రేష్ఠత ఇంక్లినేషన్ ఇన్స్పిరేషన్. ఈ విధంగా హృదయ ఊర్ధ్వ సుషిరమును ఛిద్రమును ఉదాన ప్రాణముగా ఉదాన ప్రాణమును వాయుస్వరూపంగా ఆకాశస్వరూపంగా ఓజస్సుగా మహత్గా ఉపాసించబడుగాక. అట్టి ఉపాసనను ఎరిగినవాడు ఓజస్విగాను మహాన్గాను అగుచున్నాడు. తే వా ఏతే పంచ బ్రహ్మపురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాః సయ ఏతానేవం పంచ బ్రహ్మపురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్వేదాస్య కులే వీరో జాయతే ప్రతిపద్యతే స్వర్గం లోకం య ఏతానేవం పంచ బ్రహ్మపురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్వేద. 3.13.6.6. తే వా ఏతే పంచ బ్రహ్మపురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాలాః స య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మపురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేదాస్య కులే వీరో జాయతే ప్రతిపద్యతే స్వర్గం లోకం య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మపురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద. హృదయము యొక్క సుషి రంధ్రములు 1. ప్రాక్ సుషయః రంధ్రము ప్రాణము చూపు ఆదిత్యుడు అన్నాదము. 2. దక్షిణ సుషయః వ్యానము శ్రోతము వినికిడి చంద్రమసము సంపద కీర్తి. 3. ప్రత్యక్ పడమర సుషయః రంధ్రము అపానము వాక్కు అగ్ని వర్చస్సు అన్నాదము. 4. ఉదన్ ఉత్తరము వైపు సుషయః సమానము మనస్సు పర్జన్యుడు కీర్తి అనుగ్రహము. 5. ఊర్ధ్వ సుషయః ద్వారము ఉదానము వాయువు ఆకాశము బలము. 5. బ్రహ్మపురుషులు బ్రహ్మమునకు ద్వారపాలకులు. ఈ 5 బ్రహ్మపురుషులు స్వర్గలోక ఆత్మతత్వ పంచద్వారపాలకులు. ఎవరైతే ఈ పంచ దివ్య ద్వారపాలకులను భక్తితో ప్రార్థనలు సమర్పిస్తూ ఉపాసన చేయుచున్నాడో, పంచద్వారపాలకులను బుద్ధితో ఎరుగుచూ ఆరాధిస్తూ ఉంటాడో, అట్టివాడు స్వాభావికంగా స్వర్గలోక ఆనంద నివాసమునకు అర్హుడే. స్వర్గలోక ప్రవేశము పొందుచున్నాడు. అథ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేష్వనుత్తమేషుత్తమేషు లోకేష్విదం వావ తద్యదిదమస్మిన్నంత పురుషే జ్యోతిః. 3.13.7.7. అథ యత్ అథ పరో దివో జ్యోతిః దీప్యతే విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావ తద్యత్ ఇదం అస్మిన్ అంతః పురుషే జ్యోతిః. ఏ పరబ్రహ్మ జ్యోతి ఆవలి లోకమగు దివ్యలోకమునందు స్వర్గలోకమునందు అన్నింటికీ పైనగా విశ్వమునకు ఆవలగా అనుత్తమ లోకములలో కూడా అంతటా ప్రకాశించుచున్నదో, అట్టి ఉత్తమ అనుత్తమ లోకములలో సర్వత్రా ప్రకాశమానమయ్యున్న జ్యోతియే ఎన్లైటన్మెంట్. ఇక్కడ సమస్త భౌతిక శరీరములలో కూడా పురుషుని అంతరమున కూడా జ్యోతి స్వరూపమై వెలుగొందుచున్నది. ఈ ఎదురుగా కనిపిస్తున్న సమస్తము ఆత్మజ్యోతి యొక్క తేజోరూపమే. తస్యేషా దృష్టిరేత్రి తస్మిన్ శరీరే సంస్పర్శేనోష్ణిమానం విజానాతి తస్యేషా శృతిరేత్రే తత్కణావపి గృహ్య నినదమివ నదథురివాగ్నేరివ జ్వలత ఉపశృణోతి తదేతదృష్టం చ శృతం చేత్యుపాసిత చక్షుష్యః శృతో భవతి యా ఏవం వేద. యా ఏవం వేద 3.13.8 ఇతి త్రయోదశః ఖండః 8. తస్య ఏషా దృష్ట్యః యత్ర ఏతత్ అస్మిన్ శరీరే సంస్పర్శేన ఊష్ణిమానం విజానాతి. అట్టి పరంజ్యోతి స్వరూపమే కంటికి సాకారముగా కనబడుచున్న సమస్తముగా వెలుగొందుచున్నది. అట్టి ఆత్మానంద జ్యోతి స్వరూపమే ఒకరి శరీరము స్పృశించినప్పుడు వెచ్చతనముగా స్పర్శానుభవము అగుచు తెలియబడుతోంది. తస్య ఏషా శృతియః యత్ర ఏతత్ కర్ణావపి గృహ్య నినదం ఇవ నదథుః ఇవ అగ్నేః ఇవ జ్వలత ఉపశృణోతి తదేతద్ దృష్టం చ శృతం చ ఇతి ఉపాసీత చక్షుష్యః శృతో భవతి. యా ఏవం వేద యా ఏవం వేద. అట్టి పరంజ్యోతియే చెవులు వ్రేళ్లతో మూసుకున్నప్పుడు నినదముగా వినపడుతోంది. చెవులలో అగ్నిజ్వాల శబ్దము వలె ఉంకు ఆదిగా శబ్దరూపంగా వినబడుతోంది. ఈ విధంగా యోగాభ్యాసి కంటికి కనబడు వెలుగును వెలుగులో దృశ్యమును చెవులకు వినబడే నినదము సౌండ్ ను అగ్నిజ్వాల శబ్దము వలె వినబడు చటచట శబ్దములను ధ్యానపూర్వకంగా ఏర్గుచు ఉపాసించువాడు ఆత్మతత్వము యొక్క దర్శనము స్పర్శ సిద్ధించుకోగలడు. సర్వత్రా స్వస్వరూపాత్మను స్వస్వరూపమునందే సమస్తమును గమనించగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే త్రయోదశః ఖండః 3.14 తృతీయ ప్రపాఠకః చతుర్దశః ఖండః శాండిల్య విద్య సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత అథ ఖలు క్రతుమయః పురుషో యథా క్రతురస్మిల్లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి సక్రతుం కుర్విత 3.14.1.1 సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలాన్ ఇతి శాంత ఉపాసిత అథ ఖలు క్రతుమయః పురుషో యథా క్రతుః అస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి సక్రతుం కుర్విత. నామరూపగుణాత్మకంగా ఎదురుగా కనిపిస్తున్న ఈ సమస్తముగా ఉన్నది బ్రహ్మమే. అట్టి బ్రహ్మమునందే సమస్త దృశ్యము యొక్క ఏర్పడటము కొనసాగటము లయము అవటము జరుగుతోంది. అట్టి పరమశాంతమగు బ్రహ్మమును ఉపాసించెదముగాక. అట్టి పరమాత్మ క్రతు యజ్ఞ మయ పురుషుడు. అట్టి క్రతు యజ్ఞ మయ పరుషునిగా పరమాత్మను తెలుసుకొనెదముగాక. పురుషుడే ఈ జీవుడు. ఈ జీవుడు సంకల్పములను నిశ్చయములను కలిగి ఉంటున్నాడు. ఈ జీవుడు ఏ సంకల్పములను నిర్ణయములను నిశ్చయములను కలిగి ఉంటాడో తదనంతరం అదియే అగుచున్నాడు. అందుచేత జగత్ యజ్ఞపురుషుని పురుషకారముగా ఈ జగత్తును భావించువాడు యజ్ఞపురుషుడే అగుచున్నాడు. మనోమేహ ప్రాణశరీరో భారూపః సత్యసంకల్ప ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామః సర్వగంధః సర్వరసః సర్వమిదం భేత్తో వాక్యనాదర 3.14.2.2 మనోమయః ప్రాణశరీరో భారూపః సత్యసంకల్ప ఆకాశాత్మ సర్వకర్మ సర్వకామః సర్వగంధః సర్వరసః సర్వం ఇదం అభ్యాత్తః అవాకీ అనాదరః. అట్టి బ్రహ్మము మనోమయుడు. ఆయన మనస్సే ఇదంతా. ప్రాణరూపుడు తేజోరూపుడు సత్యసంకల్పుడు ఆకాశమంతా ఆత్మగా కలవాడు. సర్వకర్మలు ఆత్మయే సర్వకామములు ఆత్మయే సర్వగంధములు రసములు ఆత్మ విన్యాసమే. ఈ సమస్తమును అన్నివైపులా వ్యాపించి ఉన్నది ఆత్మయే. ఆత్మ అవాక్మానసగోచరము ఎట్టి ఆదరము తొట్రుపాటు లేనట్టిది. ఏషమ ఆత్మాంతర్హృదయణియన్వ్రిహేర్వా యవాద్వా సర్షపాద్వా శ్యామాకాద్వా శ్యామాకతండులాద్వైష మా ఆత్మాంతర్హృదయే జాయాన్ పృథివ్యా జ్యాయనంతరిక్షాస్ జ్యాయాందివో జ్యాయానిభ్యో లోకేభ్యః 3:14-3 ఏషమ ఆత్మా అంతర్ హృదయే అనియాన్ వ్రీహేర్వా యవద్వా సర్షపాద్వా శ్యామకాద్వా శ్యామాక తండులాద్వా ఏషమ ఆత్మా అంతర్ హృదయే జ్యాయాన్ పృథివ్యా జ్యాయాన్ అంతరిక్ష జ్యాయాన్ దివో జ్యాయాన్ ఏభ్యోలోకేభ్యః నా ఈ ఆత్మ నా యొక్క అంతర్హృదయముందు వ్రీహేర్వా వడ్ల గింజ చివ్వరి మొన కంటే యవంద్ కారు మినుములు అలసందల కంటే సర్షపాద్వా ఆవ గింజల కంటే శ్యామకాద్వా మిరియపు గింజల కంటే శ్యామక తృణధాన్య విశేషముల కంటే తండులాక్వా బియ్యపు గింజ కంటే వీటన్నిటీ సూక్ష్మరూపము కంటే సూక్ష్మాతి సూక్ష్మము ద స్మోలెస్ట్ ఆఫ్ ద స్మోలెస్ట్ ద సట్లెస్ట్ అంతేకాదు అంతరహృదయములో వెలుగుచున్న నా ఆత్మ పృథివి కంటే అంతరిక్షము కంటే దేవలోకము కంటే సమస్త లోకముల కంటే కూడా 14 లోకములలో సమస్త వస్తుజాలము కంటే కూడా అత్యంత శ్రేష్టము మిక్కిలి వృద్ధము డొట్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్వకర్మ సర్వకామః సర్వగంధః సర్వరసః సర్వమిదం హ్యాత్తోవాక్యనాదర ఏషామ ఆత్మాంతర్హృదయ ఏతద్బ్రహ్మైతమిత ప్రేత్యాభిసంభవితాస్మితి యస్య స్యాదర్థ న విచికిత్సాస్తితి హస్మాహ శాండిల్యః శాండిల్యః 3:14-4 ఇతి చతుర్దశః ఖండః 4 సర్వకర్మ సర్వకామః సర్వగంధః సర్వరసః సర్వం ఇదం అభ్యాత్తో అవాకీ అనాదర సర్వకర్మలు సర్వకామములు ఆత్మవే సర్వగంధానుభవములు సర్వరసానుభవములు కలిగియున్నట్టిది ఆత్మ సర్వదిక్కులందు సర్వవైపులా సర్వత్రా వ్యాపించి ఉన్నది నా యొక్క సర్వదా నేనే నా ఆత్మ యొక్క సహజరూపము వాక్యములచే వర్ణించరానిది అదరము డిస్టర్బాన్స్ లేనిది ఈ దృశ్య జగత్తుగా కనిపిస్తున్నా కూడా నిర్వికారమైనది ఏతం ఇతః ప్రేత్య అభిసంభవితాస్మి ఇతి యస్య స్యాదద్ధ న విచికిత్స అస్తి హస్మాహ శాండిల్యః శాండిల్యః అట్టి హృదయమునందలి ఆత్మయే బ్రహ్మము అట్టి ఆత్మతత్వమునందు ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వారికి సంసారమునకు సంబంధించిన ఎట్టి సందేహములు మిగిలి ఉండవు ఇతి హస్మాహ శాండిల్యః శాండిల్యః ఇది శాండిల్య జగద్గురువుచే ప్రవచించబడిన ఆత్మతత్వ విన్యాసము శ్రీ శాండిల్య మునిస్వరులుచే ప్రబోధించబడిన ఆత్మజ్ఞాన విశేషము శాండిల్య జగద్గురవే నమః ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే 3:15 తృతీయ ప్రపాఠకః 5 విరాట్ కోసోపాసన అంతరిక్షోదరః కోసో భూమిబుధ్నో న జీర్యతి దిశో హ్యస్య స్రక్తయో ద్యోరస్యోత్తరం బెలగ్సా ఏష కోసో వసుధానస్తస్మిన్ విశ్వమిదత్సృతం 3:15.11 అంతరిక్ష ఉదరః కోసో భూమి బుధ్నో న జీర్యతి దిశో హి అస్య స్రక్తయో ద్యోః అస్య ఉత్తరం బెలగ్సా ఏష కోసో వసుధానః తస్మిన్ విశ్వం ఇదత్సృతం ఆత్మకు జీర్యము నాశనము అననదే లేదు ఈ విశ్వము అట్టి విశ్వేశ్వర రూపమే అంతరిక్షము ఉదరము పొట్ట గాను భూమి కోసము ఖజానా గాను గల ఈ విశ్వము కూడా వినాశనము లేనట్టిదే అట్టి ఈ విశ్వమునకు అష్టదిక్కులు మూలముగా లేక కోణములుగా కలిగియున్నట్టిది ద్యులోకము స్వర్గలోకము పైన ఉండే ఛిద్రము అనగా బెలము అద్దాని కోసము అట్టి విశ్వమునకు రత్నగర్భ అయి భూమి అమర్చబడినదే ఉన్నది తస్య ప్రాచీ దిగ్జుహు నామ సహమాన నామ దక్షిణ రాజ్వీ నామ ప్రతీచీ సుభూతా నామోదిచీ తాసాం వాయుర్వత్సః సయ ఏతమేవం వాయుం దిశాం వత్సం వేదన పుత్రరోదం రోదితి సోహమేతమేవం వాయుం దిశాం వత్సం వేదమా పుత్రరోదగృదం 3:15-2 తస్య ప్రాచీ దిగ్జుహుః నామ సహమాన నామ దక్షిణ రాజ్వీ నామ ప్రతీచీ సుభూతా నామ ఉదీచీ తాసాం వాయుః వత్సః సయ ఏతం ఏవం వాయుం దిశాం వత్సం వేద న పుత్ర రోదం రోదితి సోహం ఏతం ఏవం వాయుం దిశాం వత్సం వేద మా పుత్ర రోదం రుదం అట్టి విశ్వమునకు తూర్పు దిక్కు పేరు జుహు దక్షిణ దిక్కు పేరు సహనమ, పడమర దిక్కు పేరు రాజ్ని, ఉత్తర దిక్కు పేరు సుభుత. అట్టి నాలుగు దిక్కులకు ప్రియమైన బిడ్డ వాయువు. అట్టి నాలుగు దిక్కుల యొక్క ముద్దుబిడ్డ అగు దిశ సమన్వితమగు వాయువును ఎరిగినవాడు కుమారునివలన దుహకము ఏమాత్రము పొందడు, పుత్రునివలన ఆనందమునే పొందగలడు. నేను ఈ విధంగా వాయు వీచికలను దిక్కుల ప్రియ పుత్రునిగా ఎరుగుచున్నాను. అందుచేత పుత్రుని గురించిన దిగులు ఇక నాకు ఉండజాలదు. క్షేమము కొరకే బాధపడనక్కర్లేదు. నా పుత్రుని ఆయుష్షు కొరకై వత్స ఎన్ బోయ వంటివాయు దేవుని ఉపాసించుచున్నాను. అరిష్టం కోసం ప్రపద్యమునామునామున, ప్రాణం ప్రపద్యమునామునామున, భూహ ప్రపద్యమునామునామున, భువహ ప్రపద్యమునామునామున, స్వహ ప్రపద్యమునామునామున, 3:15.3. 3 అరిష్టం కోసం ప్రపద్యే అమున అమున అమున, ప్రాణం ప్రపద్యే అమున అమున అమున, భూహ ప్రపద్యే అమున అమున అమున, భువహ ప్రపద్యే అమున అమున అమున, స్వహ ప్రపద్యే అమున అమున అమున. అరిష్టము మేలు శుభము కొరకై అవినాశేగు కోసమును విశ్వకోసము నాశనము లేనిది లేనిది లేనిది అని ఉపాసించుచున్నాము. ప్రాణదేవతను కోరికలు నెరవేరుటకై శరణు వేడుచున్నాను. అభీప్సితములు నెరవేరటానికే భూలోకమును ఆశ్రయిస్తున్నాను. అవసర సిద్ధికై భువర్లోకమును శరణు కోరుకొనుచున్నాను. వాంఛల సిద్ధికై స్వర్ సువర్లోకమునకు శరణాగతుడను అగుచున్నాను. సయదవోచం ప్రాణం ప్రపద్య ఇతి ప్రాణో వా ఇదం సర్వం భూతం యదిదం కించ తమేవ తత్ప్రాపత్సి. 3:15.4. 4 సయత్ అవోచం ప్రాణం ప్రపద్య ఇతి ప్రాణో వా ఇదం సర్వం భూతం యత్ ఇదం కించ తం ఏవ తత్ప్రాపత్సి. ప్రాణోపాసన అనగా ఈ సృష్టిలో లేక దృశ్యములో కనిపించే ప్రాణులంతా అస్మత్ నా యొక్క ప్రాణశక్తి యొక్క ప్రదర్శనమే అని గమనిస్తూ ఉన్నవాడనే ఉండటము. సర్వస్వరూపుడగు స్వయం సమస్త ప్రదర్శన స్వరూపుడగు ప్రాణేశ్వర భగవానుని ప్రార్థనలను సమర్పిస్తూ ఉపాసించటము. విశ్వప్రాణస్వరూపమే నేనే ఉన్నాను అను ప్రాణేశ్వర స్వరూప ధారణము. అథ యదవోచం భూహ ప్రపద్య ఇతి పృథివీం ప్రపద్యంతరిక్షం ప్రపద్యే దివం ప్రపద్య ఇత్యేవ తదవోచం. 3:15.5. 5 అథ యత్ అవోచం భూహ ప్రపద్య ఇతి పృథివీం ప్రపద్యే. భూ ఉపాసన అనగా భూహకు ప్రపత్తి సమర్పిస్తున్నాను అనగా భూమికి శరణాగతుడను అగుచున్నాను అనుభావన. భౌతికమైనదంతా ఆత్మగా దర్శించటము. అంతరిక్షం ప్రపద్యే దివం ప్రపద్య ఇతి ఏవ తత్ అవోచం. అంతరిక్షోపాసన అనగా అంతరిక్షమును శరణువేడ్చున్నాను. ద్యులోకమును ప్రపద్యించుచున్నాను అనగా ఆ తత్పరమాత్మనే నేను ఉపాసించటము ఉపాసకుడనే ఉపాస్యము అగుచుండటము. అథ యదవోచం భువః ప్రపద్య ఇత్యగ్నిం ప్రపద్యే వాయుం ప్రపద్య ఆదిత్యం ప్రపద్య ఇత్యేవ తదవోచం. 3:15.6. 6 అథ యత్ అవోచం భువః ప్రపద్య ఇతి అగ్నిం ప్రపద్యే వాయుం ప్రపద్య ఆదిత్యం ప్రపద్య ఇతి ఏవ తత్ అవోచం. భువః ప్రపద్య అనగా భువలోక ఉపాసనచే అగ్నిని ఉపాసిస్తున్నాను, వాయువును ఉపాసిస్తున్నాను, ఆదిత్య భగవానుని ఉపాసిస్తున్నాను అనియే నేను చెప్పుచున్నట్లు. అథ యదవోచం స్వః ప్రపద్య ఇతి ఋగ్వేదం ప్రపద్యే యజుర్వేదం ప్రపద్యే సామవేదం ప్రపద్య ఇత్యేవ తదవోచం తదవోచం. 3:15.7. ఇతి పంచదశః ఖండః. 7 అథ యత్ అవోచం స్వః ప్రపద్య ఇతి ఋగ్వేదం ప్రపద్యే యజుర్వేదం ప్రపద్యే సామవేదం ప్రపద్య ఇతి ఏవ తత్ అవోచం. తత్ అవోచం సువర్లోకమును ఉపాసిస్తున్నాను అని చెప్పుచున్నప్పుడు ఋగ్వేదమును యజుర్వేదమును సామవేదమును ఆరాధిస్తున్నాను అని చెప్పుచున్నాను. త్రైవేద అంతర్లీనసారమే నేను అను ఆరాధన. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే పంచదశః ఖండః. 3:16. తృతీయ ప్రపాఠకః షోడశః ఖండః. ఆత్మయజ్ఞోపాసన 1. పురుషో వావ యజ్ఞస్తస్య యాని చతుర్వింశతి వర్షాణి తత్ప్రతః శవనం చతుర్విశత్యక్షరా గాయత్రీ గాయత్రం ప్రాతః సవనం తదస్య వసవోన్వయత్తాః ప్రాణావావ వసవ ఏతే హీదం సర్వం వాసయంతి. 3:16. 1:1 పురుషో వావ యజ్ఞః తస్య యాని చతుర్వింశతి. 24 వర్షాణి తత్ ప్రాతః సవనం. 24 అక్షర గాయత్రీ గాయత్రం ప్రాతః సవనం. తదస్య వసవో అన్వయత్తాః ప్రాణావావ వసవ ఏతే హి ఇదం సర్వం వాస్యంతి. పురుషుడే, వ్యక్తియే, నిశ్చయముగా యజ్ఞము నా యొక్క పురుషకారము జగత్ యజ్ఞ విభాగమే. ప్రాతః సవనం, ప్రాతః స్తుతులు, అట్టి పురుషుడు గడిపిన 24 సంవత్సరముల జీవితము ప్రాతకాల యజ్ఞ సవనము. అట్టి ప్రాతకాల సవనము 24 అక్షరములు కలిగియున్నది. ఈ విధంగా గాయత్రిమంత్రము 24 అక్షరములు. ఉదయ యజ్ఞము ప్రాతకాల గాయత్రి సవనము వసువులకు సంబంధించినది. ప్రాణములు సర్వత్రా విస్తరించి అంతటా నిండి ఉండటంచేత, వసించినవి అవటంచేత ప్రాణములే వసువులు. తం చేదే తస్మిన్వయసి కించిదుపతపేత్స బ్రూయాత్ ప్రాణ వసవ ఇదం మే ప్రాతః సవనం మాధ్యందినం సవనమను సంతనుతేతి. మాహం ప్రాణానాం వసునాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్యుద్ధైవ తతయేత్యగదో హభవతి. 3:16. 2:2 తం చేత్ ఏతస్మిన్ వయసి కించిత్ అపతపేత్ స బ్రూయాత్ ప్రాణ వసవ ఇదం మే ప్రాతః సవనం మాధ్యం దినం సవనం అనుసంతనుతేతి. మాహం ప్రాణానాం వసునా మధ్యే యజ్ఞో విలోప్సీయ ఇతి ఉద్ధైవ తతయేతి అగదో హభవతి. ఈ 24 సంవత్సరముల వరకు ఏదైనా వ్యాధి వలన కించిత్ బాధ కలుగుతూ ఉంటే ఇట్లా ప్రార్థన చేయాలి. ఓ ప్రాణరూపులగు వసువులారా, నేను మీకు భక్తితో సమర్పిస్తున్న ఈ ప్రాతకాల యజ్ఞ సవనమును మాధ్యందిన సవనముతో ఏకము చేయండి, కలపండి. ప్రాతకాల యజ్ఞసవన నిష్ఠుడనయున్న నేను ప్రాణరూపులగు వసువుల మధ్యలో ఉండి నాశనము లేనివాడనగుదునుగాక, నశించుకుండెదనుగాక. ఇట్టి ప్రాతః చతుర్వింశతి అక్షరగాయత్రి సవనము చేయువాడు సర్వదైహిక అమానసిక రోగముల నుండి విముక్తుడవగలడు. అథయాని చతుశ్చత్వారిక్షద్వర్షాణి తన్మాధ్యందిన సవనం చతుశ్చత్వారిక్షదక్షరా త్రిష్టుప్ త్రైష్టుభం మాధ్యందినం సవనం తదస్య రుద్ర అన్వయత్తాః ప్రాణ వావరుద్ర ఏతే హీదం సర్వగ్రోదయంతి. 3:16.3. అథయాని చతుచత్వారిక్షత్ 44 వర్షాణి తత్ మాధ్యందినం సవనం చతుచత్వారిక్షత్ అక్షర త్రిష్టుప్ త్రైష్టుభం మాధ్యందినం సవనం తదస్య రుద్ర అన్వయత్తాః ప్రాణావావరుద్ర ఏతే హి ఇదం సర్వం రోదయంతి. మధ్యందినం సవనం, మధ్యాహ్న స్తుతులు, ప్రాతః దిన సవనం తరువాత 44 సంవత్సరముల వరకు మధ్యందిన సవనము చెప్పబడుతోంది. అక్షరములు 44, ఛందస్సు త్రిష్టుప్, త్రిష్టుప్చే మధ్యాహ్న సవనము గానము చేయబడుతోంది. అట్టి మధ్యందిన సవనము ఏకాదశ రుద్రులకు సంబంధించినది. రుద్రులు ఈ విశ్వమునకు రోదనము, ఆక్రందనము, అణచటము కలిగించువారు. కనుక రుద్రులు ప్రాణములు రోదనములు కలిగించేవి కాబట్టి ప్రాణములే రుద్రులు. తం చేదే తస్మిన్వేసి కించిదుపతపేత్స బ్రూయాత్ ప్రాణ రుద్ర ఇదం మే మాధ్యందినం సవనం తృతీయ స్వనమను సంతనుతేతి. మాహం ప్రాణానాగృద్రాణాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్యుద్ధైవ తతయేత్యగదో హభవతి. 3:16.4. తం చేత్ ఏతస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్స బ్రూయాత్ ప్రాణ రుద్ర ఇదం మే మాధ్యం దినం సవనం తృతీయ సవనం అనుసంతనుతేతి. మాహం ప్రాణానాం రుద్రాణాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్ ఇతి ఉద్ధైవ తతయేతి అగదో హభవతి. ఈ మధ్యందిన సవనకాలమగు 44 సంవత్సరములు వ్యాధులు కలుగుచున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించెదరుగాక. ప్రాణదేవతలారా, రుద్రులారా, ఈ మా మధ్యాహ్న సమయ సవనము లేక యజ్ఞమును 3వ తృతీయ యజ్ఞముగా వరకు మలచమని రుద్రదేవతాస్వరూపులగు మిమ్ములను శరణు వేడుచున్నాను. యజ్ఞపురుషుడనయున్న నేను ప్రాణదేవతలైనటువంటి రుద్రుల మధ్యగా మిగిలిపోయి రుద్రస్వరూపుడనగుదునుగాక. ముందుముందుకు ఉద్ధరించబడెదముగాక. అట్టివాడు బాధల నుండి విడివడి ఆరోగ్యవంతుడు కాగలడు. అథయాన్యష్టాచత్వారిక్సద్వర్షాణి తత్తృతీయస్వనమష్టాచత్వారిక్సదక్షర జగతి జాగతం తృతీయసవనం తదస్యాదిత్య అన్వాయత్తాహ ప్రాణవావాదిత్య ఏతే హీదం సర్వమాదదతే 3.16.5.5 అథయాని అష్టాచత్వారిక్సత్ 48 వర్షాణి తత్తృతీయ సవనం అష్టాచత్వారిక్సదక్షర జగతి జాగతం తృతీయ సవనం తత్ అస్య ఆదిత్య అన్వయత్తాహ ప్రాణవావ ఆదిత్య ఏతేహి ఇదం సర్వం ఆదదతే. తృతీయ సవనము ఆ తరువాత 48 సంవత్సరముల 3వ సవనము యజ్ఞము. ఛందస్సు జగతి అక్షరములు 48. ఈ జగతి 3వ సవనము ఆదిత్యులకు సంబంధించినది. సర్వము సర్వత్రా ప్రాణములు గ్రహిస్తూ ఉన్నాయి. అందుచేత ప్రాణదేవతలే ఆదిత్యులు అయి ఉన్నారు. తం చేదే తస్మిన్వయసి కించిదు పతపేత్స బ్రూయాత్ ప్రాణ అదిత్యా ఇదం మే తృతీయ స్వనమాయరను సంతనుతేతి మాహం ప్రాణానామాదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్యుద్ధైవ తతయేత్యగదో హైవ భవతి 3.16.6 ఆరుహ తం చేత్ ఏతస్మిన్ వయసి కించిత్ ఔపతపేత్ స బ్రూయాత్ ప్రాణ ఆదిత్య ఇదం మే తృతీయ సవనం ఆయుహ అనుసంతనుతేతి మాహం ప్రాణానాం ఆదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్ ఇతి ఉద్ధైవ తతయేతి అగదో హభవతి. అట్టి పైన చెప్పిన 48 సంవత్సర జీవిత విభాగములో ఏవైనా కష్టములు బాధలు సందర్భమగుచున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించెదరుగాక. ఓ ప్రాణదేవ ఆదిత్య స్వరూప, ఇదే మా తృతీయ సాయంకాల సవనం, దయతో స్వీకరించండి. ఈ తృతీయ సవనం ఆయుష్షు ఉన్నంతవరకు నిర్వర్తించుటకే అనుగ్రహించండి. యజ్ఞభావనతో జగతి 3వ సవనము సమర్పిస్తున్న యజ్ఞకార్యము ప్రాణరూపులగు ఆదిత్యుల మధ్యలో ముగేకుండా కొనసాగింపజేయండి. ఆదిత్య స్వరూపము ప్రసాదించి నన్ను మాయ నుండి సముద్ధరించండి. ఇట్టి ఉపాసన చేయవాడు అన్ని బాధల నుండి విముక్తుడై ఆరోగ్యవంతుడుగా ఉండగలడు. ఏతద్ధస్మవై తద్విద్వానః మహిదాస ఐతరేయః సకిమ్మా ఏతదుపతపసి యోహమనేన న ప్రేష్యామితి సహ షోడసం వర్షశతమజీవత్ప్రహ షోడసం వర్షశతం జీవతి య ఏవం వేద 3.16.7 ఇతి షోడసః ఖండః 7. ఏతద్ధస్మవై తద్విద్వాన్ ఆహ మహిదాస ఐతరేయః సకిమ్మా ఏతత్ ఉపతపసి యో అహం అనేన న ప్రేష్యామి ఇతి సహ షోడసం వర్షశతం 116 అజీవత్ప్రహ షోడసం వర్షశతం 116 జీవతి యా ఏవం వేద యా ఏవం వేద. శ్రీ ఐతరేయ మహిదాస మునీంద్రులవారు ఈ యజ్ఞవిధిని పూర్తిగా ఎరిగినవారే విద్వాంసులై ఈ విధంగా ప్రవచనము చేస్తున్నారు. నేను 116 సంవత్సరములు ఎట్లా జీవించానో ఈ 1 ప్రాతకాల గాయత్రీ మంత్ర 24 సంవత్సరముల 24 అక్షరముల సవనమును, 2 మధ్యాహ్న త్రిష్టుప్ రుద్రమంత్ర 44 సంవత్సరముల 44 అక్షరముల సవనమును, 3 సాయంకాల జగతీ ఛందో 48 సంవత్సరముల 48 అక్షరముల సవనమును, ఈ 3 ఉపాసించుట చేతనే ఎవ్వరు ఇది ఎరుగుచున్నారో వారు 116 సంవత్సరముల దీర్ఘాయుష్మంతులు. 24 44 48 1 1 6 కాగలరు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే షోడశః ఖండః 3.17 తృతీయ ప్రపాఠకః 17 ఖండః ఆత్మేజ్ఞోపాసన 2 స యదసి శిషతి యత్పిపాసతి యన్న రమతే తా అస్య దీక్షాః 3.17.1 స యత్ అసి శిషతి యత్పిపాసతి యత్న రమతే తా అస్య దీక్షాః. యజ్ఞదీక్షలు ఆకలి అనుభవించటము, దాహము కలిగి ఉండటము, రమించకపోవటము, ఇవన్నీ యజ్ఞదీక్షలు. అథ యదస్నాతి యత్పిబతి యద్రమతే తదుపసదైరతి 3.17.2 అథ యత్ అస్నాతి యత్పిబతి యత్రమతే తత్ఉపసదయః ఏతి భుజించటము, త్రాగటము, రమించటము, ఇవన్నీ కూడా ఉపసదములు. గురు ఆజ్ఞ ప్రకారం నియమముగా చేయవలసినవి. అథ యద్ధసతి యజ్జక్షతి యన్మైథునం చరతి స్తుతశస్త్రైరేవ తదేతి 3.17.3 మూడు అథ యద్ధసతి యజ్జక్షతి యత్ మైథునం చరతి స్తుతస్మయః ఏవ తత్ ఏతి. నవ్వటము తినటము సంభోగము ఇవన్నీ స్తోత్రములు శస్త్రములు. అథ యత్తపో దానమార్జవమ హింస సత్యవచనమితి తాస్య దక్షిణాః 3.17.4 నాలుగు అథ యత్ తపో దానం ఆర్జవం అహింస సత్యవచనం ఇతి తాస్య దక్షిణాః. తపస్సులు దానములు ఆర్జవములు అహింస ఇవన్నీ సత్యవచనములు, ఇవన్నీ యజ్ఞ దక్షిణములు. తస్మాదాహుః శోష్యత్య శోష్యతి పునరుత్పాదనమేవాస్య తన్మరణమేవావభూత 3.17.5 ఐదు తస్మాత్ ఆహుః శోష్యతి అశోష్యతి పునః ఉత్పాదనం ఏవ అస్య తత్మరణం ఏవ అవభూతః. ఇక్కడ ఫలించినవి ఫలించనివి అవన్నీ యజ్ఞం యొక్క సత్ఫలితములు, అవియే పునరుత్పాదనములు. తల్లి ప్రసవించటమే పునర్జన్మ, మరణమే అవభృత స్నానము. తద్ధైతద్ఘోర్ ఆంగిరసః కృష్ణాయ దేవకీపుత్రాయక్త్వోవాచాపిపాస ఏవ స బభూవ సోంతవేలాయామేతత్రయం ప్రతిపద్యేతాక్షితమస్యచ్యుతంసి ప్రాణసత్సితంసీతి తత్రైతే ద్వే రుచౌ భవతః 3.17.6 ఆరు తద్ధ ఏతద్ఘోర ఆంగిరసః కృష్ణాయ దేవకీపుత్రాయ ఉక్త్వా వాచ అపిపాస ఏవ స బభూవ సో అంతవేళాయాం ఏతత్ త్రయం ప్రతిపద్యేత అక్షితమసి అచ్యుతమసి ప్రాణసంసితం అసీతి తత్ర ఏతే ద్వే రుచౌ భవతయః. ఘోర అంగిరస ముని ఒక సందర్భములో దేవకీపుత్రుడగు శ్రీకృష్ణునికి ఈ విధంగా వివరించి చెప్పుచూ పై విధంగా పలికారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏ ఇతర విద్యల పట్ల తృష్ణ లేనివారయ్యారు. ఉత్తమ సాధకుడు మరణ సమయంలో ఈ 3 మంత్రములను జపించునుగాక. నీవు క్షీణించనివాడవు, చ్యుతి లేనివాడవు, సూక్ష్మ ప్రాణస్వరూపుడవు. ఈ విషయమై 2 రొక్కులు ఉన్నాయి. ఆదిప్రత్నస్య రేతసః ఉద్వయం తమసస్పరి జ్యోత్యః పశ్యంత ఉత్తరగ్స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమమితి జ్యోతిరుత్తమమితి 3.17.7 ఇతి సప్తదశః ఖండః. 7 ఆదిప్రత్నస్య రేతసః జ్యోత్యః పశ్యంతి వాసరం పరోయత్ ఇధ్యతే దివి ఉద్వయం తమసః పరి జ్యోత్యః పశ్యంత ఉత్తరగ్స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిః ఉత్తమం ఇతి జ్యోతిః ఉత్తమం ఇతి. బ్రహ్మజ్ఞులగు మహనీయులు ఎల్లవేళలా ఈ దృశ్య జగత్తును సనాతనము జగత్కారణము అగు పరబ్రహ్మము యొక్క రేతస్సుగా తేజోరూపముగా దర్శిస్తూ ఉంటారు. జ్యోతికే జ్యోతిని సమస్తమునకు పరమై దివ్యమైయున్న తత్వమును సర్వే సర్వత్రా గాంచుచున్నారు. ఆత్మజ్ఞానమును అధ్యయనము చేస్తూ ఉన్న మేము కూడా నిత్యోదితము చీకటికి ఆవల సమస్తమునకు పరము అయిన పరంజ్యోతినే దర్శిస్తున్నాము. మేము ఆత్మజ్యోతి స్వరూపులము అనుభావన అనుభూతులను ఆశ్రయిస్తూ ఉన్నాము. సర్వదితలకు ఆవలగా సమస్త దేవాతీతముగా సూర్యునికి కూడా ఆవలగా ప్రకాశించు తత్వమును చూస్తూ ఉన్నాము. ఉత్తమ స్వయం జ్యోతి స్వరూపంగా స్వస్వరూప సర్వస్వరూప ఆత్మను ఆరాధిస్తున్నాము. అది ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్ జ్యోతి స్వరూపమే. అదియే నేను నీవు కూడా. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే సప్తదశః ఖండః 3.18 తృతీయ ప్రపాఠకః అష్టాదశ ఖండః చతుష్పాద బ్రహ్మోపాసన మనో బ్రహ్మేత్యుపాసితేత్యధ్యాత్మం తాధ దేవతమాకాశో బ్రహ్మేత్యుభయమాదిష్టం భవత్యధ్యాత్మం చాధిదేవతం చ 3.18.1 ఒకటి మనోబ్రహ్మ ఇతి ఉపాసిత ఇతి అధ్యాత్మం అథ అధిదైవతం ఆకాశో బ్రహ్మేతి ఉభయం ఆదిష్టం భవతి అధ్యాత్మం చ అధిదైవతం చ. ఈ మనస్సు బ్రహ్మమే కనుక మనస్సు యొక్క సహజవాస్తవ స్వరూపము ఆత్మయే అని ఉపాసించుచున్నాము. అట్టి బ్రహ్మమును సర్వజీవులలో వేంచేసినదే ఉండటంచేత అధ్యాత్మము అని సర్వదైవతాస్వరూపము కాబట్టి అధిదైవతము అని ఆరాధిస్తున్నాము. ఆకాశము బ్రహ్మమే అధ్యాత్మము, దేహము, దేవతలు, అధిదేవతము కూడా ఆది స్వరూపమగు బ్రహ్మమే. కనుక సమస్త జీవులలో అహం నేను రూపమున మాకు ప్రదర్శనము అగుచున్నట్టిదే అధిదైవతము. అధిదేవమే పరబ్రహ్మము. తదేత చతుష్పాద్బ్రహ్మ వాక్పాదః ప్రాణః పాదశ్చక్షుః పాదః శ్రోత్రం పాద ఇత్యధ్యాత్మం తాధిదేవతమగ్ని పాదో వాయః పాద అదిత్యః పాదో దిశః పాద ఇత్యుభయమేవాదిష్టం భవత్యధ్యాత్మం చైవాధిదేవతం చ 3.18.2 తత్ ఏతత్ చతుష్టాద్బ్రహ్మ వాక్పాదః ప్రాణః పాదః చక్షుః పాదః శ్రోత్రం పాద ఇతి అధ్యాత్మం అథ అధిదైవతం. అగ్నేః పాదో వాయః పాద ఆదిత్యః పాదో దిశః పాద ఇతి ఉభయం ఏవ ఆదిష్టం భవతి అధ్యాత్మం చ ఏవ అధిదైవతం చ. అట్టి పరబ్రహ్మమునకు పాదములు 4. అధ్యాత్మము దేహమునకు సంబంధించి 1. వాక్ ఇంద్రియ పాదము, 2. ప్రాణపాదము, 3. నేత్రములు, కళ్ళు పాదము, 4. చెవులు, వినికిడి పాదము. ఇది అధ్యాత్మము. అధిదైవతము దేవతలకు సంబంధించిన పాదములు 1. అగ్ని, 2. వాయువు, 3. ఆదిత్యుడు, 4. దిక్కులు. ఇదియే శరీరము, దేవతల అధిదేవతోపాసన. ఇవి అధ్యాత్మ అధిదేవతోపాసనములు. వాగేవ బ్రహ్మణ చతుర్థ పాదః సోగ్నినా జ్యోతిష భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యాయశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేద 3.18.3. 3. వాక్ ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః సో అగ్నినా జ్యోతిష భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్య యశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేద. వాక్కు బ్రహ్మమే. బ్రహ్మము యొక్క 4 పాదములలో 1 ఈ వాక్కు. బ్రహ్మమే అగ్నిగా, వెలుగుగా, జ్యోతిస్వరూపమై వెలుగొందుచున్నది, సమస్తమును తపింపజేయుచున్నది. ఈ విధంగా బ్రహ్మమే సర్వముగా భాసిస్తూ సమస్తమును తపింపజేయుచున్నదని ఎవరు ఎరుగుచున్నారో అట్టివారు కీర్తి, యశస్సు, బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించగలరు. ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాదః స వాయునా జ్యోతిష భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యాయశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేద 3.18.4. 4. ప్రాణ ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః సవాయినా జ్యోతిషా భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యాయశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేద. ప్రాణమే బ్రహ్మము. ప్రాణము బ్రహ్మము యొక్క 4 పాదములలో 1. అట్టి ప్రాణము వాయు స్పర్శచే జ్యోతి స్వరూపమై ప్రకాశించుచు ప్రదర్శనమగుచున్నది, సమస్తమును ప్రాణము తపింపజేయుచున్నది, అన్నిటినీ వెలిగించుచున్నది. ప్రాణమును ఆత్మయే తపించుచు ప్రాణమునకు ప్రాణి అయి ఉన్నది. ఎవ్వరు ప్రాణమును పరబ్రహ్మస్వరూపంగా ఎరిగి ఉపాసిస్తారో అట్టివారు గొప్ప తపోవంతులు, కీర్తివంతులు, యశోసంపన్నులు, బ్రహ్మవర్చస సంపన్నులు అగుచున్నారు. చక్షురేవ బ్రహ్మణ చతుర్థ పాదః స ఆదిత్యేన జ్యోతిష భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యాయశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేద 3.18.5. చక్షుః ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః స ఆదిత్యేన జ్యోతిష భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యాయశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేద. ఈ చక్షువులు, చూపు బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క 4 పాదములలో 1 చక్షువులు. నేత్రములోని తేజస్సే ఆకాశంలో సూర్యప్రకాశముగా వెలుగొందుచున్నది. సూర్యప్రకాశ చైతన్యమే కళ్లలో తేజస్సుగా ప్రకాశముగా చైతన్యమే వెలుగొందుచున్నది. ఈ విధంగా కళ్లలోని వెలుగు, సూర్యునిలోని వెలుగు ఏకము, అఖండము అగు బ్రహ్మప్రకాశమే అని గ్రహించి తపస్సు నిర్వర్తించువారు తపోఫలము, కీర్తి, యశస్సు, బ్రహ్మవచ్చస్సు పొందుచున్నారు. శ్రోత్రమేవ బ్రహ్మణ చతుర్థ పాదః స దిగ్భిర్జ్యోతిష భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యాయశస బ్రహ్మవచ్చసేనయా ఏవం వేదయ్య ఏవం వేద 3.18.6. ఇతి అష్టాదశః ఖండః. 6. శ్రోత్రం ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః స దిగ్భ్యః జ్యోతిషా భాతి చ. తపతి చ భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన యా ఏవం వేద యా ఏవం వేద. చెవి వినికిడి బ్రహ్మమే అయి ఉన్నాయి. ఇది బ్రహ్మమునకు నాలుగవ పాదము. ఇది దిక్దేవతా రూపమై నాలుగు దిక్కులలో జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తోంది, నాలుగు దిక్కులను తపింపజేస్తోంది, తాను వెలుగుతూ దిక్కులన్నీ వెలిగిస్తోంది. ఈ విధంగా బ్రహ్మమే వినికిడి రూపంగా దిక్కులన్నీ వెలిగిస్తూ తపింపజేస్తూ ఉన్నదని ఎరిగి ఉపాసించువాడు బ్రహ్మవర్చస్సు కీర్తి పొందుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే అష్టాదశః ఖండః 3-19 తృతీయ ప్రపాఠకః 21వ ఖండః ఆదిత్య బ్రహ్మోపాసన ఆదిత్యో బ్రహ్మేత్యాదేశస్తస్యోపవ్యాఖ్యానం దేవేదమగ్ర ఆసీత్ తత్సదాసిత్తత్సంభవత్తదాండం నిరవర్తత తత్సంవత్సరస్య మాత్రామసేత తన్నిరభిద్యత తే ఆండకపాలే రజతం చ సువర్ణం చాభవతాం. 3.19.1.1 ఆదిత్యో బ్రహ్మ ఇతి ఆదేశః తస్య ఉపవ్యాఖ్యానం అసత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్ తత్సదాసీత్ తత్సమభవత్ తత్ ఆండం నిరవర్తత తత్సంవత్సరస్య మాత్రాం అసేత తత్ నిరభిద్యత తే ఆండకపాలే రజతం చ సువర్ణం చ అభవతాం. ఆదిత్యుడు సూర్యుడు బ్రహ్మమే. ఇది ఆదేశము. దిస్ ఇస్ ద ఓర్డర్. తదితర విశేషములన్నీ ఉపవ్యాఖ్యానము. టోకింగ్ అబౌట్ అదర్ రేలేవాంట్ డీటెయిల్స్ మాత్రమే. మొట్టమొదట కేవలము అన్యము అననది కించిత్ కూడా లేనట్టిది. అగు ఆత్మ మాత్రమే ఉన్నది. అట్టి మొట్టమొదటి స్థితియందు ఈ జగత్తు అననది లేదు. అనగా అసత్తు, నాన్ ప్రెజెంట్, అది ఎప్పటికీ యథాతథము. మొట్టమొదట సత్ ఎగ్జిస్టెన్స్ అయి అద్దాని నుండి లేక అట్టి ఆసత్యే ఈ భూమి మొదలైనవన్నీగా ప్రదర్శనమగుచున్నది. అవ్యక్తంలోంచి వ్యక్తము అగుచు అండాకారము గ్రుడ్డు ఆకారము బయల్వెడలుతోంది. ఆ విధముగా అండాకారము బ్రహ్మాండము గా పరిణమించి అది ఒక సంవత్సర కాలము అట్లే ఉన్నది. ఆ అండము పగిలి రెండు ముక్కలుగా విభాగములుగా అయి అవి ఒకటి వెండి రంగుతో మరొకటి సువర్ణము బంగారము రంగుతోనూ రూపుదిద్దుకున్నాయి. తద్యద్రజతం సేయం పృథివీ యత్సువర్ణం సాధ్యౌర్యజ్జరాయు తే పర్వతా యదుల్బం సమేఘో నీహారో యాధమనేస్తా నద్యో యద్వాస్తే ముదక్ స సముద్రః. 3.19.2.2 తత్యత్ రజతం సేయం పృథివీ యత్ సువర్ణం సాధ్యౌర్యత్ జరాయతే పర్వత యత్ ఉల్బగ్ సమేఘో నీహారో యాధమనయస్తా నద్యో యత్ వాస్తేయం ఉదకం స సముద్రః. వెండి రంగుగా కనిపిస్తున్న ప్రథమార్థ భాగము ఒకటి సెయింట్ హఫ్ ఈ సమస్త భూతలము ఓల్ దాట్ ఈజ్ సోలిడ్ భూలోకము. బంగారపు రంగుతో కనిపిస్తున్న ద్వితీయార్థ భాగము 2 AD హఫ్ దిలోకము లేక స్వర్గలోకము. బాహ్యమున ఉన్న విభాగం చర్మభాగము పర్వతములు. ఆ అండములోని ఉల్బగము పొంగుతూ కనిపించు విభాగము మేఘములు. ఆ అండములోని నరములుగా ఉన్న విభాగములు నదులు. ఆ అండమునకు అడుగున ఉన్నవి సముద్రములు. అత ఎత్తదజయత సోసావాదిత్యస్తం జాయమానం ఘోష ఉలులవోనుదతిష్టన్ సర్వాణి చ భూతాని సర్వే చ కామాస్తస్మాత్ స్యోదయం ప్రతి ప్రత్యయనం ప్రతి ఘోష ఉలులవోను తిష్టంతి సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. 3.19.3 అథ యత్తత్ అజయత సో అసావాదిత్యః తం జాయమానం ఘోష ఉలులవో అనుదతిష్టన్ సర్వాణి చ భూతాని సర్వే చ కామాః తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యయనం ప్రతి ఘోషావులు లవో అనుత్తిష్ఠంతి సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. ఆ తరువాత ఏది జనించిందో అది ఆదిత్యుడు మొట్టమొదట సృష్టి రూపంగా బయల్వెడలుచున్నట్టి తత్వము. ఆ ఆదిత్యుని నుండి ఘోష పెద్ద శబ్దము బిగ్ బాన్ బయల్వెడలి అది అన్నివైపులా విస్తరిస్తూ ఈ సమస్త భూతజాలము ఆ భూతజాలముల అవసరములు ఆశయముల రూపంగా విస్తరించసాగింది. ఈ విధంగా ఆ ఆదిత్యుని ఉదయము అస్తమయము వాటిననుసరించి జీవులు ఆ జీవుల నుండి ప్రతిఘోష రిసౌండ్ సర్వభూతజాలము వారివారి కోరికలు ఆశయములు బయల్వెడలటం జరుగుతోంది. అహమాత్మా సర్వభూతాశయస్థితః భగవద్గీత స య ఏతమేవం విద్వానాదిత్యం బ్రహ్మేత్యుపాస్తే భయాసోహ యదేనం సాధవో ఘోష ఆచ గచ్చేయురుపచ నిమ్రేడేరన్ నిమ్రేడేరన్ 3.19.4 ఇతి ఏకోనవింశః ఖండః ఇతి తృతీయోధ్యాయః 4 స య ఏతం ఏవం విద్వాన్ ఆదిత్యం బ్రహ్మేతి ఉపాస్తే అభ్యాసో హయత్ ఏనం సాధవో ఘోష ఆచ గచ్చేయః ఉపచ నిమ్రేడేరన్. ఈ విధంగా కేవలమగు నిర్విషయమగు సత్రూపాత్మ అద్దాని నుండి అండము అండము రెండుగా అవటము అవి భూస్వర్గ లోకములవటము ఆ ఆదిత్యుని నుండి ఘోష ఆ ఘోష నుండి జీవులు ఇండివిడ్యువల్ బీయింగ్స్ వారి ఆశయములు ఆర్తి ఆవేదనలు బయల్వెడలటము ఎరిగినవారే అట్టి ఆదిత్యుడే బ్రహ్మము అని ఉపాసిస్తారో అభ్యాసపరులే ఉంటారో. అట్టి ఉపాసకుని నుండి ఓంకార ఘోష అనుభూతమై వేదనదములు జనిస్తూ సర్వత్రా ఆనందము కలిగించగలవు. అతడు ఆనందవంతుడు సుఖవంతుడు కాగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ తృతీయాధ్యాయే ఏకోనవింశతః ఖండః ఇతి ఛాందోగ్యోపనిషది తృతీయో అధ్యాయః సమాప్తః.